వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వ్యాసభగవానుడు మనకు అనుగ్రహించిన పంచమ వేదమైన శ్రీమన్ మహాభారతంలో నిన్నటి రోజున అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవుల వద్దకు కృష్ణ పరమాత్మ వివిధములైన తన మిత్రబలంతో వచ్చి పలికినటువంటి పలుకుల్ని చెప్పుకుంటూ ఉన్నాం. నమే మోఘం వచో భవేత్. ఈ మాట ద్రౌపది యొక్క దుఃఖాన్ని చూసి ఊరడిస్తూ నువ్వు కోరుకున్నట్లుగానే సమస్తమైన కౌరవుల యొక్క నాశనం జరుగుతుంది. ఆకాశం క్రింద పడ్డా, హిమవత్ పర్వతం కరిగినా, భూమి ముక్కలైనా, సముద్రాలు ఇంకిపోయినా నా మాట వృధా కాదు అన్నాడు పరమాత్మ. నమే మోఘం వచో భవేత్. సత్యకామ సత్య సంకల్ప అని పరమాత్మకి ఉపనిషత్తు చెప్తోంది. అంటే ఆయన అనుకున్నది నెరవేరి తీరుతుంది. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే అర్జునుడు కూడా, ఓ వరవర్ణిని ద్రౌపది నువ్వు దుఃఖపడకు, మధుసూదనుడు ఏం చెప్పాడో జరుగుతుంది అని చెప్పారు. అటు తర్వాత దృష్టజ్యుమ్నుడు కూడా, ద్రోణిని చంపడానికే పుట్టినవాడిని నేను, అదేవిధంగా భీష్మ పితామహుని పరిమార్చడానికై ఉద్భవించినవాడు శిఖండి, ఇక భీమసేనుడు దుర్యోధనుడిని మొదలైన వాడిని ఎలాగూ సంహరిస్తాడు, అర్జునుడు కర్ణాదుని సంహరిస్తాడు, బలరామకృష్ణుణ్ణి ఆశ్రయించిన అందరూ జయం సాధిస్తారు సుమా అని వీరందరూ కూడా ద్రౌపదికి ఓదార్పు పలుకుతూ పాండవులకి ధైర్యాన్ని ఇచ్చారు. అప్పుడు కృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుడితో ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. నైతత్ కృచ్ఛ్రమనుప్రాప్తో భవాన్ స్యాద్ వసుధాదిప యద్యహం ద్వారకాయాం స్యాం రాజన్ సన్నిహిత పురా. నిజానికి నేను ద్వారకలోనే ఉండి ఉంటే నువ్వింత కష్టం పొందేవాడివి కావు అన్నారు ఇక్కడ. అంటే కృష్ణ పరమాత్మ నిజానికి ఆ సమయంలో ఎక్కడున్నాడు ఇది తెలియాలి. మరి ద్రౌపది ఆ సమయంలో వస్త్రాపరణం జరుగుతున్నప్పుడే కృష్ణ ద్వారకావాసిన్ అన్నది, విశ్వాత్మన్ విశ్వభావన అని మరొక మాట అన్నది. ద్వారకలో ఉంటున్నటువంటి ఓ లీలామూర్తి తత్వత విశ్వవ్యాపకుడు నువ్వు అని కీర్తించింది. ఇప్పుడు నీకు దగ్గరగా నేను లేను, ద్వారకలో లేను అని. నిజానికి రాజసూయయాగం ఇంద్రప్రస్థంలో చేసిన తర్వాత కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి ద్వారకకు వెళ్ళాడు అని మనం చదువుకోవడం వినడం జరిగినది. అది గట్టిగా నొక్కి కూడా ఎందుకు చెప్పుకున్నామంటే జీవితానికి పిలిచేటప్పుడు మాత్రం కృష్ణ పరమాత్మ అక్కడ లేడు అది. విదురుడు వచ్చి యుధిష్ఠిరిని పిలిచినప్పుడు కానీ, జీవిత క్రీడ జరుగుతున్నప్పుడు కానీ కృష్ణ పరమాత్మ లేడు. కృష్ణ పరమాత్మకి తెలియని స్థితిలో ఆయన లేనప్పుడు జరిగింది. అయితే ఇక్కడ ఒక మాట ఏమిటంటే, ఒకవేళ నేను ద్వారకలో ఉండి ఉంటే అంటే అప్పుడు సమయంలో ద్వారకలో కూడా లేడు అన్నమాట కృష్ణ పరమాత్మ. ఇటు ఇంద్రప్రస్థంలో లేక అటు ద్వారకలోనూ లేడు. పైగా ఒకవేళ నేను నీకు దగ్గరగా ఉండి ఉంటే ఆ ధృతరాష్ట్రాదులు పిలవకపోయినా నేను వచ్చేవాడిని, జూదం వల్ల ఎలాంటి దోషం ఉంటుందో వివరించేవాడిని, అక్కడున్న పెద్దవాళ్ళందరికీ కూడా జీవితం యొక్క అనర్థాలన్నీ చక్కగా చెప్పి ఆపించేవాడిని, ఏవైనా తేడా వచ్చి ఉంటే అక్కడ ఉన్నటువంటి దుర్యోధనాలు గట్టి బుద్ధి చెప్పేవాడిని అని చెప్పాడు. ఇక్కడ మనం కొంచెం ఆలోచించవలసిన అంశం వ్యాఖ్యాతలు గొప్పగా అందించారు. నేను అక్కడ లేను గనక ఇంత జరిగింది. ఇందులో ఒక నిజమే, కృష్ణ పరమాత్మ అక్కడ ఉంటే అధర్మం జరగనివ్వడు, ఇంత దాకా వచ్చేది కాదు అది. అంతేకాదు మరి అక్కడ ద్రౌపది పిలిచినప్పుడు కృష్ణుడు ఉన్నాడా, ఇది మనం తెలుసుకోవాల్సినది. నేను ఉంటే ఇలా జరిగేది కాదు అన్నప్పుడు మరి అక్కడ లేనప్పుడు ద్రౌపది పిలిస్తే కృష్ణ పరమాత్మ ఎలా వచ్చాడు. ఇక్కడ మనం కృష్ణుని యొక్క మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఉండడం అంటే అర్థం వ్యక్తిగతంగా ఆయన ఉండడం కాదు, ఆయన ద్వారకలో ఇంద్రప్రస్థంలో ఉంటేనే ఉన్నట్లా. అందుకే గొప్ప మాట ద్రౌపది నోట పలికింది, విశ్వాత్మన్ విశ్వభావన అని. ఇక్కడ అని సర్వవ్యాపకుడు. మరి నేను లేను గనక అలా జరిగిందంటే అర్థమేంటి? నేను ఆ సభలో లేనని, ద్వారకలో లేనని, ఇంద్రప్రస్థంలో లేనని కాదు, ఆ సమయంలో నీ స్మరణలో లేని నేను లేను గనక, ఇది దీని యొక్క అంశం. ఆ సమయంలో నువ్వు తలంచుకోవాలి, అది ఇక్కడ భగవంతుడు సర్వవ్యాపకుడు కానీ పట్టుకోగలగాలి, అది తెలుసుకోవాల్సింది. అక్కడ విద్యుత్ ఉందండి, దానికి కావాల్సిన హోల్డర్ ఉంది, మీరందరూ బల్బు పెట్టాలి, అది వెలుగుతుంది అక్కడ. అలా భగవంతుడు సర్వవ్యాపకుడు, నువ్వు స్మరణతో ఆయన అనుసంధానం చేసుకో. అందుకే ఇక్కడ ఇందులో ఉన్న ఆంతర్యం అది. పైగా భగవత్ స్మరణ కలిగినప్పుడు బుద్ధికి స్పష్టత కూడా వస్తుంది. ధియో యోన ప్రచోదయార్థ అన్నారు ఇక్కడ, బుద్ధిని ప్రేరేపించేవాడు ఆయన. అందుకు ఈ మాటలో దాగిన ఆంతర్యాన్ని పెద్దలు ఇలా వ్యాఖ్యానిస్తారు. ఈ విధంగా తాను చెప్పి, ఏమైనప్పటికీ కూడా నేను ఆ సమయంలో సాల్వునితో యుద్ధం చేస్తూ ఉన్నాను అన్నాడు ఇక్కడ. ఆ సాల్వునితో యుద్ధం అనేది చాలా విశేషమైనది. అతడు తపస్సు ద్వారా ఒక భవ్యమైన విమానాన్ని సంపాదించుకున్నాడు. ఆ విమానం ఒక నగరం అంత ఉంది ఆ సాల్వుడికి, సౌభము అని దాని పేరు. దానితో ద్వారక మీదకి దండయాత్రకు వచ్చాడు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ రాజసూయయాగానికి ఇటు వచ్చాడో ఆ సమయంలో అతడు దండయాత్రకు ఇక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఎదుర్కొన్న వాళ్ళ ప్రద్యుమ్నుడు మొదలైన వారు ఉన్నారు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ అతడు యుద్ధం చేస్తూ చాలా దూరం వెళ్ళాడు ఆ యుద్ధంలో. అప్పుడు ఆ సాల్వ సంహారం జరిగింది. ఈ సాల్వుని సంహరించే సమయంలోనే కరుష దేశానికి అధిపతి అయినటువంటి దంతవక్త్రుని కూడా సంహరించాడు కృష్ణవరమాత్మ. ఎందుకంటే శిశుపాల దంతవక్త్రులు ఈ ఇద్దరే పూర్వపు జయ విజయులు. శిశుపాల వధ ఎలాగో చెప్పుకున్నాం, ఈ సమయంలోనే దంతవక్త్రుని కూడా సంహరించడం జరిగింది. నేను ఆ యుద్ధంలో ఉన్న కారణంగా నేనప్పుడు ద్వారకలో లేను అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం సాల్వుని వధ ఇత్యాది వృత్తాంతములన్నీ కూడా కృష్ణ పరమాత్మ వివరంగా చెప్తాడు. ఆ తర్వాత వీరందరినీ ఊరడించి అక్కడ ఉన్నటువంటి అభిమన్యుని సుభద్రని కూడా తనతో పాటు ద్వారక్కి తీసుకువెళ్తాడు కృష్ణ పరమాత్మ. ఇంకా అక్కడ ఉన్నటువంటిది పంచ పాండవులు, ద్రౌపది. అంత మాత్రమేనా, నిన్న శ్రద్ధగా విన్నవాళ్ళు గుర్తుపెట్టుకుని చెప్పాలి, అనేక మంది విప్రులు వేదవేత్తలు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ విధంగా. అటు తర్వాత ద్వైతవనానికి, ఆ కామ్యక వనం నుంచి ద్వైతవనానికి పాండవులు ప్రయాణం చేశారు. ఆ సమయంలో ఆ వెళుతున్నటువంటి వాళ్ళ యొక్క దైన్యావస్థను చూసి, అంటే మహాక్షత్రియులై గొప్ప పాలకులై ఇటువంటి దీనస్థితిలో వెళుతున్నందుకు ఆ వనంలో వాళ్ళు కొంతమంది బాధపడ్డారని చెప్పారు. ఈ సమయంలో విశేషంగా మార్కండేయ మహర్షి అక్కడికి వచ్చేస్తాడట. ఈ మార్కండేయ మహర్షి యొక్క పాత్ర వనపర్వంలో చాలా అద్భుతంగా ఉంటుంది. రెండు పర్యాయాలు వస్తాడు. మొదటి పర్యాయం వచ్చినప్పుడు మాత్రం గొప్ప మాట చెప్తాడు. ఆ వచ్చినప్పుడు మందహాసం చేస్తూ ఉంటాడట మార్కండేయుడు. అప్పుడు నమస్కరిస్తాడు యుధిష్ఠుడు పాండవుడితో సహా. ఆ మార్కండేయుడు నవ్వుతూ ఉంటే ఉండబట్టలేక ఒక మాట అడుగుతాడు యుధిష్ఠిరుడు, నువ్వేమిటి, అందరు ఋషులు నన్ను చూసి జాలిపడుతూ ఓదారుస్తుంటే నువ్వు నవ్వుతూ ఉన్నావే అని అడిగాడు. ఆయన గొప్ప మాట చెప్పాడు, నాకు ఆనందము దుఃఖము రెండు ఉండవయ్యా అని చెప్పాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు ద్వంద్వాతీతమైన స్థితిలో ఉన్నవారు. కానీ ఒక్కటి నాకు గుర్తుకొస్తున్నది, నువ్వు ఇక్కడ నాకు నమస్కరిస్తున్నప్పుడు, నిన్ను చూస్తున్నప్పుడు నాకు దశరథనందనుడైన రాముడు గుర్తొచ్చాడు అన్నాడు. నేను ఆ రామచంద్రమూర్తిని చూశాను, ఋష్యమూక పర్వత సానువుల్లో తిరుగుతున్నప్పుడు చూశాను. ఒక్కటి గట్టి మాట నీకు ఈరోజు నేను బోధిస్తున్నది ఏమిటి అంటే, బలముంది కదా అని ఏ ఒక్కడు అధర్మం చెయ్యరాదు. ఇది మాట, గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఇక్కడ మార్కండేయుడు కొన్ని శ్లోకములు చెప్తాడు, ప్రతి శ్లోకానికి చివరి ఈ మాట వస్తుందని, బలముంది కదా అని అధర్మానికి ఎవడు సాహసించకూడదు. బలం అనేది శారీరక బలమే కాదు, ధనబలం జనబలం ఇవన్నీ బలమే. ఏది దగ్గరున్నప్పటికీ కూడాను ఇంకా నాకేముంది అని అధర్మం చేయడానికి ఎవడైనా సిద్ధమవుతాడు? అలా సిద్ధమవరాదు. ఎందుకంటే బలం ఉన్నవాళ్ళు కూడా తాము ధర్మానికి లొంగి అధర్మాన్ని నిగ్రహించుకుని కష్టాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే మహాబల సంపన్నులై కూడా వారు ధర్మమును పట్టుకున్నారు, కానీ బలాన్ని పట్టుకోలేదయ్యా. అలా బలాన్ని పట్టుకోకుండా ధర్మాన్ని మాత్రం పట్టుకున్నవాడు రామచంద్రమూర్తి. ఆ కారణం చేత కేవలం సర్వ పరాక్రమవంతుడైనా సర్వ సమర్థుడైనప్పటికీ కూడా కేవలం ధర్మమునందు నిష్ఠ కలిగి వనవాసం చేశాడు. ఇలాంటి వాళ్ళు పూర్వీకులు ఎంతమంది ఉన్నారో వరుసగా చెప్తారని ఇది ఒక చరిత్ర. అంటే ఇప్పుడు ధర్మరాజు పాటిస్తున్న ధర్మం ధర్మరాజుతోనే మొదలు కాలేదు, ఇది పరంపరాప్రాప్తమైన సత్పురుషుల ధర్మం అని చెప్పడం గొప్ప విశేషం. అలా నువ్వు సర్వసమర్థుడైనప్పటికీ, నీ తమ్ముళ్ళు కూడా సర్వసమర్థులైనప్పటికీ, బలముంది కదా అని ధర్మవిరుద్ధంగా ప్రవర్తించకుండా మీరు ధర్మాన్ని అంటిపెట్టుకున్నందుకు చాలా సంతోషించాను, అలాంటి ఆనందంతో నవ్వాను. ఈ సుఖదుఖాలు ఏమిటి, వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. కనుక ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, గొప్ప జీవితం అంటే ఏమిటి అంటే సుఖంగా బ్రతకడం కాదు, ధర్మంగా బ్రతకడం. ఇది తెలుసుకోవాల్సినది. భారతం కానీ రామాయణం కానీ ప్రపంచానికి అందిస్తున్న గొప్ప సందేశం ఏంటంటే, గొప్ప జీవితం అనగా సుఖజీవనం కాదు, ధర్మ జీవనము. ఇదే మార్కండేయుడి మాటల సార్. నిజానికి ఇక్కడే కథ ఏమీ లేదండి, మహాత్ముని మహర్షి యొక్క ఉపదేశం ఉంది. సాధారణ మన లోకంలో ఏమనుకుంటాం, మన పిల్లలు ఎదగాలి అన్నప్పుడు బాగా సంపాదించాలి, బాగా ఆస్తిపాస్తులు తెచ్చుకోవాలి, ఇదే అనుకుంటాం. కానీ నిజమైన తల్లిదండ్రులైతే మా పిల్లవాడు ధర్మబుద్ధి కలిగి ఉండాలి అని కోరుకోవాలండి. ఎందుకంటే ఈ వ్యాసుడే ఒక చోట ఎంత ఆర్తితో చెప్తాడో, మహాభారత హృదయం వ్యాసుడు చెప్తాడు, ఊర్ధ్వబాహుర్విరోమ్యేష నహికశ్చి శృణోతి మాం ధర్మార్థర్థశ్చ కామశ్చ సమిక స కిమర్థర్న సేవ్యతే. ఎంత ఆర్తితో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. వ్యాసుని హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఊర్ధ్వబాహు విరోమ్యేష, రెండు చేతులు పైకి ఎత్తి అరుస్తున్నానయ్యా, ఒక్కరూ నా మాట వినరేం, ఇది చెప్తున్నాడు. నహి కశ్చిత్ శృణోతి మా, ఒక్కరూ నా మాట వినరేం. ఏమిటంటే ధర్మము ద్వారానే అర్థము కామము సంపాదించాలి, సంపాదించగలం. అలాంటి ధర్మాన్ని మీరు ఎందుకు సేవించరు, ఇది చెప్పాడు ఇక్కడ. లోకల్లో మన పురుషార్థాల్లో ధర్మ అర్థ కామములు, మోక్షం గురించి తర్వాత ఆలోచిద్దాం. మొదటిదానికే మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. ఇంకా ధర్మం గురించే లేనప్పుడు మోక్షం గురించి ఎక్కడండి ఇక్కడ. అర్థకామాలు సంపాదించడానికి ప్రతివారం తాపత్రయపడుతున్నాం. ఇక్కడున్న పెద్దలు కూడా ఒక్కసారి ఆలోచించండి, మన పిల్లలు అర్థకామాలు సంపాదించితే చాలు అనుకున్న తల్లిదండ్రులే కానీ మన పిల్లలు ధర్మం సంపాదించాలనుకున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి? అలాంటి తల్లిదండ్రులు ఉంటే ఆ తల్లిదండ్రులు ఉన్న దేశం పేరు భారతదేశం అనాలి ఇక్కడ. ధర్మం కావాలి, అది ప్రధానం. పిల్లలకు అది అందించేమా మనం? శూన్యం. ఇది ఆలోచించుకోవాల్సినది. నిజానికి సుఖంగా బ్రతకడమే గొప్ప జీవితమే అయితే దుర్యోధనుడు రావణాసురుడు హీరోలు అయ్యేవారండి ఇక్కడ. అవునా లేదా? వాళ్ళు హీరోలు కాలేదే. మరి హీరోలు ఎవరయ్యా అంటే కష్టంలో బ్రతికిన వాళ్ళు, కష్టాన్ని కోరి వరించిన వారు. కష్టాన్ని తొలగించగలిగే సమర్థత ఉన్నప్పటికీ ధర్మబద్ధులై కష్టాన్ని కోరి వరించుతూ కష్టానికి దుఃఖపడకుండా ధర్మంలో ఉన్నాం గనక ఇష్టంగా కష్టాన్ని స్వీకరించిన మహాత్ములు. ఇలాంటి భారతీయ వ్యక్తిత్వం, ఆదర్శ పురుషుల వ్యక్తిత్వం అర్థం చేసుకోవడానికి ఇతర సంస్కృతులు తలకిందులుగా తపస్సు చేస్తే కొన్నేళ్ల తర్వాత అర్థం చేసుకుంటాయండి. అందుకు ధర్మంగా బ్రతకడమే గొప్ప జీవితం. ఇది భారతం ఇస్తున్న సారం. అందుకు ఈ భౌతికమైన ధనబల జనబలాలు చూసి విర్రవీగి అధర్మం వైపు వెళ్ళరాదు ఈ విషయాన్ని చెప్పి మార్కండేయుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఆడు తర్వాత కృష్ణ పరమాత్మ కూడా వెళ్ళిపోయాడు. మార్కండేయుడు వచ్చి చెప్పి వెళ్ళాడు, ఆ కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నట్ట ద్రౌపది, యుధిష్ఠిరుడు, ధర్మరాజు మొదలైన వారు. ముందుగా ద్రౌపది మాట్లాడుతుంది. ఇది అద్భుతమైన సన్నివేశం అండి. స్వామి వివేకానంద భారతీయ సంస్కృతిలో కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగాన్ని సమన్వయించడానికి విదేశాల్లో ఈ వృత్తాంతాన్ని ఉటంకించాడు. దీన్ని బట్టి వివేకానంద తన 32 ఏళ్లకే అటు రామాయణాన్ని ఇటు భారతాన్ని బ్రహ్మసూత్రాలని వేదాంతాల్ని ఎంత ఔపోసన పట్టి వాటి గురించి జాడ కూడా తెలియని వాళ్ళకి అక్కడ చెప్పాడో ఒక్కసారి నేర్చుకోండి. కనుక వేదాంత విద్య, భారత విద్య అనేది 60 ఏళ్ల తర్వాత విద్య కాదు, 30 ఏళ్ల లోపల విద్య అని వివేకానంద మాట ద్వారా మనం తెలుసుకుంటే చాలు. ఇక్కడ మహానుభావుడు అక్కడ చెప్పినటువంటి అంశం ఈ సన్నివేశంలో ఉన్నది. ఒక్కసారి ద్రౌపది ధర్మరాజును గమనిస్తున్నది. కొన్ని రోజులైందండి వాళ్ళు అక్కడికి చేరి. గమనిస్తూ దుఃఖితురాలే అంటోంది, మహారాజా నువ్వు రాజసూయ యాగం చేసినప్పుడు నీ దగ్గర ఎన్ని సంపదలు ఉన్నాయి, సమస్తంగా భూమిలో ఉన్నటువంటి రాజులందరూ నిన్ను ఎలా శరణు వేడారు, నీ యొక్క సార్వభౌమత్వాన్ని ఎలా అంగీకరించారో నేను కళ్ళారా చూశాను. నేను నీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నది ఏంటంటే రాజోచితమైన సర్వభోగములు నీకు స్వతసిద్ధంగా వచ్చాయి. అలాగ నువ్వు హంసతూలిక తల్పాలపై నిద్రించినటువంటి నిన్ను ఇప్పుడు ఇలాగ ఈ కటిక నేల శయ్యలపై ఉంటూ ఉంటే చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను సుమా. ఇంద్రప్రస్థంలో రాజులందరి సమక్షంలో గౌరవాలందిన నువ్వు ఇక్కడ ఏమీ లేని వాళ్ళు ఇలా దారిద్ర్యంగా ఉంటూ ఉంటే భరించలేకపోతున్నాను. సర్వసమర్థులైనటువంటి భీమసేనుడు అర్జునుడు కూడా ఏమి చేత కాని వాళ్ళలాగా ఇక్కడ ఒక ఆటవికుల వలె తిరుగుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. అసలు నీ కోపం అనేది రాదా అని చాలా గొప్ప మాట అన్నది. కోపం లేకపోతే ఇంకెందుకయ్యా అన్నది. కోపం అనేది కలగాలి. అధర్మం విర్రవీగుతున్నప్పుడు ధర్మానికి అధర్మంపై ఆగ్రహం కలగాలి. నీ కోపం లేనప్పుడు నీ సోదరులు వీళ్ళు వీరి పట్ల నీకు ఎటువంటి సానుభూతి కూడా కలగస్తుమా. నీకు శత్రువుల పట్ల ఎటువంటి కోపం కలగడం లేదు, అది ముఖం చూస్తేనే తెలుస్తున్నది. ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నావు. కానీ ఇంత కాని పని చేసిన వాళ్ళపై ఎలాగ నువ్వు తిరిగి ప్రతీకారం చూపించాలి, పరాక్రమం చూపించాలి అనే విషయం ఏమో ఆలోచిస్తున్నట్టు కూడా కనిపించట్లేదు. పైగా పరాక్రమం చూపకుండా కేవలం సహనంతో ఉంటూ ఉంటే అటువంటి వాడిని సర్వప్రాణులు తిరస్కరిస్తారు సుమా అంటూ ఈమె ఒక ఇతివృత్తాంతాన్ని చెప్తుందండి. ఇక్కడ నిన్న ఎలాగైతే విదురుడు ఒక వృత్తాంతాన్ని చెప్పాడో ఈమె కూడా ఒక వృత్తాంతాన్ని చెప్తుంది. ఆ తర్వాత యుధిష్ఠిరుడు గొప్ప మాట చెప్తున్నాడు. ఈ మాట చెప్పినప్పుడు కోపం ఉండాలి అని ఆమె చెప్పినప్పుడు సమాధానం ఎలా చెప్పాలి? నాకే చెప్తావా కోపం ఉండాలని అని కోపంగా అనలేదా అని చాలా సౌమ్యంగా సమాధానం చెప్పాడు. నువ్వు అంటున్న మాట చాలా తప్పు సుమా. ఎప్పుడైనా ఏ నిర్ణయమైనా కోపంతో తీసుకురాదు, ఇది తెలుసుకోవాల్సినది. జయం ఎప్పుడైనా మృదుత్వం సాధిస్తుంది, సాత్వికత సాధిస్తుంది, కానీ కోపం సాధించదు. కోపం వచ్చినవాడు పాపం చేస్తాడు. కోపం ఉన్నవాడు గురువులనైనా చంపడానికి వెనకాడడు సుమా. కోపంతో మాట పరుషమవుతుంది, వాక్కు పరుషమైతే అది చేసే పాపం అంతా ఇంత కాదు. పైగా క్రుద్ధుడు గురువులనైనా సంహరిస్తాడు, తనను తానైనా చంపుకుంటాడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. సహనంతో వ్యవహరించిన వాడే తనని తాను కాపాడుకుంటాడు, తాను అందరినీ కాపాడగలుగుతాడు. ఈ మాట చాలా విశేషమైన అంశం చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఎప్పుడైనా నిర్ణయాధికారం తీసుకున్నప్పుడు ఆగ్రహావేశాలు కూడదండి, ఆలోచన ఉండాలి. అందుకే జితక్రోధ అనే విషయం రాముడి గురించి చెప్పారు ఇక్కడ. ఆ రాముడు సచనిత్యం ప్రశాంత ఆత్మ అని వాల్మీకి వర్ణిస్తాడు. నిత్య ప్రశాంత చిత్తం కలిగిన వాడే పరాక్రమాన్ని ప్రకటించడానికైనా అర్హుడవుతాడు సుమా. క్రోధంతో ఉన్నవాని పట్ల కోపం వహించకుండా సహనంతో ఉన్నవాడే అందరినీ రక్షించగలడు అన్నాడు. అంటే క్రోధాది దుర్గుణాలు దుర్యోధనుడికి వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు ప్రకటించారు, కానీ నేను సహనంతో ఉన్నాను సుమా. మృదుర్భవత్యవజ్ఞాత తీక్ష్ణాదు ద్విజతే జన కాలే ప్రాప్తే ద్వయం చేతత్ యో వేద సమహీపతి. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. సహనంతో ఉన్నటువంటి వారిని లోకులు అవమానిస్తారు, కోపంతో ఉన్నవాడి విషయంలో అందరూ భయపడతారు. అందుకే పూర్తి సహనము చెడ్డదే, కోపము చెడ్డదే, సమయానికి తగ్గట్లుగా ప్రవర్తించాలి. ఈ మాట ద్రౌపది మాటల్లో కూడా ధ్వనించింది. అందుకే ఆ మాటను చూపిస్తూ ఎప్పుడైనా సరే క్రోధం కలగడం సహజం, ఎవరికి కలగదండి? ధర్మవిరుద్ధంగా తనకిష్టం కాని విధంగా జరిగినప్పుడు ప్రతివాడికి కోపం కలుగుతుంది. ఎందుకంటే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ, మనలో ఉన్న రజోగుణ స్వభావం వల్ల. ఎందుకంటే త్రిగుణాతీతులం కాము, అదేవిధంగా శుద్ధ సత్వగుణం ఉన్నవాళ్ళము కాము, అందరూ కూడా మూడు గుణాలతో ఉన్నవాళ్ళే. వాళ్ళ రజోగుణం ఉన్నప్పుడు తాను అనుకున్న దానికి విరుద్ధంగా ఏమాత్రం జరిగినా క్రోధం కలగడం సహజం. క్రోధాన్ని పూర్తిగా జయించిన వాళ్ళు ఎవరో యోగీశ్వరుడు, జితేంద్రియులు ఉంటారు. కానీ ధర్మ మార్గంలో ఉన్నవాడు కోపం కలిగిన వెంటనే తన ప్రజ్ఞతో దాన్ని తొలగించుకోవాలి అన్నారు. ఇక్కడ కోపం కలగడం సహజం, కానీ ప్రజ్ఞతో నిగ్రహించుకోవాలి. అందుకే నిర్మూలించలేకపోతే నిగ్రహించడమేనా చేతనవ్వాలయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైతే ప్రజ్ఞతో క్రోధాన్ని నిగ్రహిస్తారో వారిని తేజస్వి అంటారు. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవలసిన గొప్ప మాటలు. రేపు పొద్దున కోపం వచ్చినప్పుడైనా ఈ మాట గుర్తు తెచ్చుకుంటే తేజస్విగా జీవించవచ్చు మనకి. ఈ విధంగా క్షమ గురించి చెప్తాడు. ఎవడైతే క్షమాశీలుడవుతాడో వాడు ఇహము పరము కూడా సాధించగలడు. ఈ మాట రామచంద్రమూర్తి కూడా లక్ష్మణస్వామితో అరణ్యకాండలో చెప్తారండి. సరిగ్గా ఇలాంటి మాటలు, క్షమావతామయం లోకః పరశ్చైవ క్షమావతాం ఇహ సమ్మానమృచ్ఛంతి పరత్ర చ శుభాంగతిం. క్షమ కలిగిన వాడు ఒక్క ఈ లోకంలోనే కాదు తర్వాత గతుల్లో కూడా సద్గతిని పొందుతాడు. అందుకే క్షమ ఇహానికి పరానికి కూడా ముఖ్యమైనది. ఓర్చి నమ్మక తేట నీరు అని మనకు సామెత. క్షమ అనేది చాలా గొప్పది. ఏ తదాత్మవతాం వృత్తం ఏష ధర్మ సనాతన క్షమాచైవ అనుశంసంచ తత్కర్తాస్మ్యహమంజస. గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఇది సనాతన ధర్మం. ఏమిటంటే క్షమని తమ స్వభావంగా చేసుకునడమే ప్రధానమైన వృత్తి. అందుకే క్రూరత్వం లేకుండా ఉండడము, క్షమ కలిగి ఉండడము, ఈ రెండు నేను నిర్వహిస్తున్నాను, అది నా స్వభావము అని గట్టిగా చెప్పాడు. వెంటనే ఆమె ఒక మాట అన్నది, నువ్వు ఎప్పుడు కూడా సహనం అంటూ ఉంటావు, రెండవది శాస్త్రం అంటూ ఉంటావు. ఇది ధర్మమని ఎవరు నిర్దేశిస్తారండి? మనకు తోచింది ధర్మం కాదు, శాస్త్రం చెప్పింది ధర్మం. ఏ సమయంలో ఎవరు ఎలా ప్రవర్తించాలో చెప్తుంది శాస్త్రం. నువ్వు మాటి మాటికి శాస్త్రం చెప్పింది గనక నేను అప్పుడు అలా ప్రవర్తించారని చెప్తున్నావు. ఈ శాస్త్రము సహనము ఈ రెండు మాటలు నీ దగ్గర విని విని నాకు అసహనం ఎక్కువైంది అనమాట. ఇది రెండు పాటించడం ధర్మం అని అంటున్నావు, పాటించావు, ఏమిచ్చింది నీకు ధర్మము చెప్పు ఒక్కసారి. నిజంగా ఇలా మాట్లాడతారని నువ్వు నోరు మూసు పడుండు అనలేదు ధర్మరాజు. ఒకరికొకరు హృదయమారా మాట్లాడుకోవాలి భార్యాభర్తలు అనేది. అందుకే చక్కగా అన్నది, రాజానం ధర్మగోప్తారం ధర్మోరక్షతి రక్షిత. ఈ మాట మనకి ధర్మోరక్షతి రక్షిత అనే మాట లోకంలో వ్యవహరిస్తూ ఉంటాం. అది భారతంలో ఇక్కడుంది, మనుస్మృతిలో కూడా ఈ వాక్యం కనబడుతుంది. ధర్మగోప్తారం రాజానం ధర్మోరక్షిత రక్షిత, ఎవడైతే ధర్మాన్ని రక్షిస్తాడో వాణ్ణి ధర్మం రక్షిస్తుంది. ఈ మాటలు చాలా విశేషమండి. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మము అని ఒక పుస్తకం పెట్టి దాని చుట్టూ కోట కట్టడమా? ధర్మాన్ని రక్షించడం రెండు విధాలు. ధర్మాన్ని రక్షించడము అంటే ధర్మాన్ని ఆచరించాలి, ఇదొకటి. అదేవిధంగా నీ ధర్మంపై ఎవడైనా దాడి చేస్తూ ఉంటే వాడి నుంచి నీ ధర్మాన్ని రక్షించుకోవాలి, ఇది కూడా ధర్మమే తెలుసుకోవాలి. అంతేగాని కేవలం ధర్మాన్ని ఆచరిస్తుంటానండి అంటే లాభం లేదు. మన ధర్మంపై ఎవడైనా భయంకరమైన క్రూరమైన దాడి చేస్తుంటే మన ధర్మాన్ని రక్షించడానికి మనవంతు ప్రయత్నం మనం చేయాలి, అది దానిలో ఉన్నటువంటి అంశం. ధర్మాన్ని రక్షించిన రెండు విధాలు. ఇలా ధర్మాన్ని రక్షించేవనుకో నాకేమొస్తుందని చూడకు, నువ్వు రక్షించుకున్న ధర్మం నిన్ను కాపాడుతుంది, ఇది తెలుసుకోవాల్సింది. ధర్మం జడమైంది కాదు, ధర్మాన్ని మనం కాపాడుతున్నాం అనుకున్నప్పుడు ధర్మస్వరూపుడైన భగవంతుడు వాడిని కాపాడతాడు, అది తెలుసుకోవాల్సింది. ధర్మం కాపాడడానికి మనం ప్రయత్నించేటప్పుడు చుట్టూ అసహాయమైన పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు, చుట్టూ అధర్మమయమై ఉండవచ్చు. అటువంటిప్పుడు మనం ఏమంటామంటే, అంతా అధర్మం ఉంటున్నప్పుడు నేను ఒక్కడిని ధర్మం అంటే ఎలా అండి అని తప్పించుకోకూడదండి. అంతా అధర్మంగా ఉన్నప్పటికీ ఒక్కడే ధర్మం ధర్మం అన్నాడు విభీషణుడు. అందుకే లంకంతా తగలబెట్టబడినప్పటికీ ఆయన ఒక్కడే కాపాడబడ్డాడు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు అంతా అధర్మంగా అంటున్న తాను మాత్రం ధర్మాన్ని పట్టుకుంటే వాడు రక్షింపబడతాడు. అందుకే ధర్మో రక్షిత రక్షిత అనే మాట ఇంత చక్కగా చెప్తూ అలాగ అంటూ ఉంటారు. మరి నువ్వు ధర్మాన్ని రక్షించేవి కదా, ధర్మం నిన్నేమి రక్షించింది? నీ పరిస్థితి చూస్తే ఇంత దైన్యంగా ఉన్నది. పైగా ధర్మము లేనివాడు దుర్యోధనుడు అన్నావు, ఆ దుర్యోధనుడు చక్కగా పదవి ఏలుతున్నాడు, ఇప్పుడు ఏం చెప్తావు? అందుకు ఎవరైతే అధర్మపరులు అనార్యులో వాళ్ళందరూ పూజింపబడుతూ రారాజులవుతున్నారు. ధర్మపరుడు అయినటువంటి పూజ్యుడివైన నువ్వేమో అడవులు పాలయ్యో, ధర్మం అడవులు పాలయ్యింది, ఆ ధర్మం ఏలుతోంది, ఇప్పుడేమంటావు, ధర్మం నీకేమిచ్చింది అని అడిగిందిటండి. అడగగానే అద్భుతమైన మాట చెప్తున్నాడు యుధిష్ఠిరుడు. మొత్తం భారతానికి అంతటికీ కూడా మూలం యుధిష్ఠిర వ్యక్తిత్వం అండి, ఇది ప్రధానం. అర్జునుడు గొప్పవాడు, భీష్ముడు గొప్పవాడు, అందరి సందేహమేం లేదు, కానీ వీళ్ళ గొప్పతనం అంతా యుధిష్ఠిరుని మీద ఆధారపడింది అని మనం ప్రతిరోజు చెప్పుకుంటున్న మాట మరొక్కసారి చెప్పుకోవాలి. ఇక్కడ యుధిష్ఠిరుడి వ్యక్తిత్వం అంతా ఇక్కడ అద్భుతంగా కనబడుతోంది చూడండి. అందుకే ఇవాళ ఇలా ధర్మం ఆచరించి రేపు ఇలా ఫలితం వచ్చిందో లేదో చూసి, ఇలా చేసేని ఫలితం రాలేదు కానీ ఇవాళ విడిచిపెట్టిస్తున్నటువంటి తొందరపాటు గాళ్ళకి యుధిష్ఠిరుడు చెప్తున్న అద్భుతమైనటువంటి సమాధానం ఇక్కడ కనబడుతున్నది. ఇక్కడ మనం ప్రధానంగా సంస్కృత శ్లోకాలే చెప్పుకుంటున్నాం. అయితే కేవలం కథా ప్రధానంగా చెప్తూ శ్లోకాలు చెప్పకుండా వెళ్ళిపోతుంటే అది నా మాట అనిపిస్తుంది. ఎందుకయ్యా శ్లోకాలని చెప్తారు, ఎందుకయ్యా గ్రంథాన్ని వేదిక మీదే పెడతారంటే అది సత్సంప్రదాయం. వ్యాసపీఠంపై మనం చెప్తున్న గ్రంథాన్ని పెట్టడం, దానిలో ఉన్న శ్లోకాన్ని చెప్పి దాన్ని విశ్లేషించడం ఏమిటంటే, ఇది స్వతంత్ర స్వకపోల కల్పనలు కావు, ఇవి ప్రమాణములు అనే బుద్ధి కలిగించడం. అదేవిధంగా మహర్షుల మాటల్లో ఉన్న శ్లోకాల్లో ఒక్క శబ్దం చెవిలో పడ్డా మంత్రమయం గనక విన్నవారు ధన్యులవుతారు. అందుకే శ్లోకం వింటున్నప్పుడు అర్థం కాకపోయినా శ్రద్ధగా వింటే దాని ప్రయోజనం దానికి ఉంటుంది. నాహం కర్మఫలాన్వేషి రాజపుత్రి చరామ్యుత దదామి దేయమిచ్చేవ యజ్ఞై అష్టవ్యమిత్యుత. నాహం కర్మఫలాన్వేషి, నేను ధర్మమయమైన కర్మలు చేసి వాడి ఫలాన్ని నేను వెతకను సుమా, ఫలాన్ని వెతకకుండా కర్మ చేస్తాను. కృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత అంతటికీ ప్రత్యక్ష ఉదాహరణ యుధిష్ఠిరుడు, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఒక్క మాటలో చెప్పాడు, నాహం కర్మఫలాన్వేషి రాజపుత్రి చరామ్యత, ఫలాన్ని అన్వేషించకుండా నా కర్మను నేను చేస్తాను. పైగా దానం ఎందుకు చేస్తావు, యజ్ఞం ఎందుకు చేస్తావు అంటే, దానం చెయ్యాలి గనక చేస్తాను, యజ్ఞం చెయ్యాలి గనక చేస్తాను. అందుకే కర్తవ్యం, అది నా విధి, అది చెయ్యడం. అందుకని ఇలా చేసేది కనుక అదేమొస్తుంది అని కాదు, నా విధి నేను చేస్తున్నాను. అస్తు వాతృఫలం మా వా కర్తవ్యం పురుషేణ యత్. అందులో ఫలం ఉండవచ్చుగాక ఉండకపోవచ్చుగాక, నేను చేసి తీరుతాను. అలాగే గృహేవా వసత కృష్ణే యథాశక్తి కరోమి తత్. నేను గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నందుకు దానికి ఉచితమైన కర్మలు నేను చేశాను. అందుకు ధర్మే చరామి శుశ్రోణి న ధర్మ ఫల కారణ, నొక్కి చెప్పాడు. ఫలం కోసం ధర్మాన్ని ఆచరించట్లేదు, ధర్మాన్ని ఆచరించాలి గనక ఆచరిస్తున్నాను. ఇంకొక అద్భుతమైన మాట అన్నాడండి ఇక్కడ, ధర్మ ఏవ మన కృష్ణే స్వభావాచైవ మే ధృతం. అద్భుతమైన మాట ఇక్కడ, కృష్ణే అనే మాటలో చమత్కారం ఉంది. దీన్ని తీసుకున్నారు వివేకానంద, ఎంత చక్కగా వ్యాఖ్యానించాడు తెలుసు స్వామి వివేకానందనికి, అందమైన వ్యాఖ్యానం చేశాడు. ముందు ఒక వ్యాఖ్యానం తీసుకుందాం, తర్వాత వివేకానంద వ్యాఖ్యానం చూద్దాం. ధర్మ ఏవ మన కృష్ణే అనే మాటను తీసుకుని, నా మనస్సు ఎప్పుడు ధర్మమునుంటుంది ఓ ద్రౌపది, ఎందుకంటే ద్రౌపది కృష్ణ అని పేరు కదా, ఓ ద్రౌపది నా మనస్సు ఎప్పుడు ధర్మమునందు ఉంటుంది, ధర్మమునందు ఉండడం నా స్వభావం అన్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి, ధర్మాన్ని ఆచరించడం నా స్వభావం. అంతేగాని రోజు గంటన్నర రెండు గంటలు ఏకరువు పెట్టాడు కనుక ఒకటో రెండో ధర్మాలు చేద్దామని జాలి పుట్టి చేయడం కాదు. ఒకవేళ ధర్మం విని కానీ మనం చేసేమనుకోండి అది ప్రభావం అవుతుంది. వినకుండా చెప్పకుండా మనంతట మనమే ధర్మాన్ని ఆచరించగలిగితే స్వభావం అవుతుంది. అని మహాత్ములకి ధర్మము స్వభావము, వాళ్ళకి సత్యం వదా ధర్మం చరా అని బోర్డులు పెట్టక్కర్లేదు. ఆ మాటకు వస్తే సత్యమేవ జయతే అని పెట్టినటువంటి ప్రభుత్వ రంగాల్లో కూర్చొని అసత్యాలు ఎలా వస్తున్నాయో మనకు తెలుసు. అందుకే నినాదాలక ప్రయోజనాలు ఉంటాయి, ఆచరణకు ప్రయోజనం ఉంటుంది. అందుకే మిగిలిన ధర్మాలు ప్రచార ధర్మాలు అయితే అహిందవ ధర్మం ఆచార ధర్మమైంది. ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రభురుచ్యత, ఇది ప్రధానమైన అంశం. ఇక్కడ చెప్తున్న మాట స్వభావం, స్వభావం ధర్మం ఆచరించడం నా స్వభావం అంతే. ఎందుకు ఆచరిస్తున్నావు అంటే నేను చెప్పలేను. ఉప్పు కళ్ళు ఉప్పగా ఎందుకుంటుంది, పటిక బెల్లం తియ్యగా ఎందుకుంటుంది, దీపం నుంచి కాంతి ఎందుకు వస్తుంది, అది వాటి స్వభావం. ధర్మరాజు ధర్మం ఎందుకు ఆచరిస్తాడు, అది ఆయన స్వభావం అండి. అంత చక్కగా చెప్పాడు. అయితే వివేకానంద ఒక మాట అన్నారు, మన కృష్ణే, కృష్ణే అనేది స్త్రీలింగంలో సంబోధన, పుంలింగంలో కృష్ణే అంటే కృష్ణుని యందు అని అర్థం. కృష్ణుని యందు ధర్మ ఏవ మన కృష్ణే స్వభావం మీ స్వభావం అన్నాడు ఇక్కడ. అంటే నా మనస్సుని నా ధర్మాన్ని కృష్ణుని యందే సమర్పించడం. అంటే నేను ధర్మాచరణ చేసినప్పుడు నా దృష్టిలో ఎవడుంటాడో తెలుసా, నా మనస్సు ఎవరి మీద ఉంటుంది, కృష్ణుని యందు ఉంటుంది. కనుకనే మనస్సుని కృష్ణుని యందు ఉంచి ధర్మాన్ని ఆచరించడం నా స్వభావము. ఇది చాలండి. ఇక్కడ సరిగ్గా భగవద్గీతలో 18వ అధ్యాయంలో పరమాత్మ చెప్పాడు, ఇక్కడ స్వకర్మణ తమ అభ్యర్థ్య సిద్ధిం విందతి మానవ, వారి వారి ధర్మములని భగవంతుని యందు అర్పించినటువంటి వాడు ధన్యుడవుతాడు. ఇది తెలుసుకోవాల్సిన మాట. అందుకు మన కృష్ణే అనే మాటలో పుంలింగంలో అర్థం తీసి వివేకానంద ఈ అర్థాన్ని ఇచ్చాడండి. దీన్ని బట్టి ధర్మ భక్తి జ్ఞానములు మూడు సమన్వింపబడుతున్నాయి. ఈ విధంగా ధర్మం ఆచరించిన నా స్వభావం అని చెప్పాడు. పైగా ధర్మం చేసి నాకేం ఫలితం ఇస్తుంది అని చూస్తే, ఎందుకంటే మనకెవరినైనా మీరు పారాయణ చేయండి అంటే వాడికి ముందు ఫలశ్రుతి చదివి వినిపించాలి, లేకపోతే వాడు పారాయణ చేయడు. అవునా లేదా? ఇది పారాయణ చేస్తే వాడికి ధనార్థి ధర్మశ్రుతే కన్యార్థి లభతే కన్యా అంటే వాడికి ఉత్సాహం, అప్పుడు పారాయణ చేస్తాడు. కానీ అలా కాదు, ఈ ధర్మం చేయడం వల్ల ఏమిటి ఫలము అని ఆలోచిస్తే వాడిని ఏమంటారంటే ధర్మ వాణిజ్యకుడు అంటారట. అంటే ధర్మంతో వ్యాపారం చేసేవాడు అంటారయ్యా. ధర్మ వాణిజ్యకో హీన జగన్యో ధర్మవాదినా. ధర్మం గురించి మాట్లాడే వాళ్ళల్లో ఫలం చూసి ధర్మాన్ని ఆచరించే వాళ్ళని ధర్మ వ్యాపారులు అంటారు. వాడు పురుషాధమ, వాడు పురుషుల్లో అధముడు సుమ. అందుకు నా ధర్మ ఫలమాప్నోతు యో ధర్మం దుగ్ధిమిచ్చతి. ధర్మం యొక్క ఫలాన్ని తానే పిండుకోవాలని ఎవడైతే ప్రయత్నిస్తాడో వాడిని పాపాత్ముడు అంటారన్నాడు. ఈ మాట చాలా విశేషమైన మాట అండి. ధర్మం యొక్క ఫలాన్ని తానే పిండుకోవాలనుకోకూడదుట. ఈ చెప్పడంలో ఇదొక్కడ అర్థమైతే కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన అర్థమవుతుంది. చూసారా, ఎక్కడ భారత వాక్యానికి ఏ భగవద్గీత వాక్యం కలుపుకొని చూడాలి అంటే భారత సారం భగవద్గీతను మళ్ళీ అర్థమవుతుంది. ఏమంటున్నాడు, ధర్మ ఫలాన్ని మనమే పిండుకోవాలని చూడరాదు అని అడిగాడు. ఎందుకంటే ధర్మాన్ని ఆచరించడం వరకే నీ వంతు, ధర్మం వల్ల ఎలాంటి ఫలం వస్తుందో నువ్వెవడివి నిర్ణయించడానికి. మన చూపు చాలా భయంకరమైన సంకుచితమైన చూపు. ధర్మమునకు ఫలమిచ్చే పరమేశ్వరుడు చూపు చాలా విస్తారమైనది. ఇది తెలుసుకోవాల్సింది. మనకి 10 రూపాయలు అవసరం కనుక 10 రూపాయలు ఇస్తాడేమో అని అనుకుంటాం. కానీ నీ యొక్క చిత్తశుద్ధికి భగవంతుడు 100 రూపాయలు ఇస్తాడేమో నీకేం తెలుసు. అందుకు ధర్మ ఫలం ఇది అని నువ్వు చెప్పుకుంటే అపారమైన ధర్మానికి ఇదే ఫలమని నువ్వు పరిమితి చేసిన వాడు అవుతావు. అందుకు ధర్మ ఫలాన్ని నువ్వే పిండుకోవాలని చూడకు. అలాగని ధర్మం చేయడం మానకు. నీ అధికారం ధర్మం చేయడం వరకే, ఫలం నేనిస్తానన్నాడు. అంటే ఫలం లేదనలేదండి, నువ్వు చేసిన ధర్మానికి తగ్గ ఫలం నేనిస్తాను. అందుకే కర్మణ్యేవ అధికారస్తే, కర్మములందే నీకు అధికారం ఉంది. అందుకే ఎవడైతే ధర్మ ఫలాన్ని పిండాలనుకుంటాడో వాడు యోగ్యుడు కాడు సుమ అంటూ, అలాంటి ధర్మాన్ని నువ్వు శంకించడం దోషము. పైగా నువ్వు కోపంతో ఇంకో మాట అన్నావు, ధాతారం గర్హయే పార్థ విషమం యోను పశ్యతి. అసలు ఆ ఈశ్వరుడికి బుద్ధి ఉందా అని అన్నది ఆమె. ధర్మనింద చేయడమే కాదు ఇక్కడ ఆమె, ధర్మం వల్ల ఏం బాగుపడతామయ్యా, అధర్మం వల్లే బాగుపడతాను ఒక మాట అన్నది. రెండో మాట ఏమన్నది అంటే ఆ ఈశ్వరుడు కూడాను సరైన పనులు చేస్తున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే దుర్మార్గులను అందలాలు ఎక్కిస్తున్నాడు, సన్మార్గులను అడవులు పాలు చేస్తున్నాడు. ఈ కంప్లైంట్ అందరూ చేస్తుంటారండి లోకంలో. వాళ్ళే బాగున్నారు, మా లాంటి పుణ్యాత్ములు ఎన్ని బాధలు పడుతున్నారు అని ఎవరికి వాడు పుణ్యాత్ములు అనుకుంటుంటాడు, అది ఒక బాధ. ధర్మరాజు అనుకోలేదు, అది వేరే విషయం. కానీ ఎవరికి వాడు ఇదిగో పెద్ద కంప్లైంట్ అండి భగవంతుని మీద, మనలాంటి వాళ్ళని కష్టాలు పడిపోతున్నాం. ఆ పాపాత్మ చూడు ఎంత సుఖంగా పడిపోతున్నాడు, అదొకటి చిత్రం. భారతంలో నాకు మాట ఉన్నది, యుధిష్ఠిరుడు ఏ ఒక్కరిలోనూ దోషాన్ని చూడట్టాలి, మహాభారత లక్ష్యం. అది గొప్పతనం. అలాంటిది ఇక్కడ ద్రౌపది అనే మాట నిజానికి అంత వేదనతో అంది. ఆ వేదనలో నేను ఈశ్వరుణ్ణి నిందిస్తున్నాను, ఎవరిని, విధాతని. ఎందుకంటే శీలవంతులైన వాళ్ళు ఇలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటే శీలం లేని వాళ్ళు అలా ఉంటారా అంటే సమాధానం ఇంత గొప్పగా చెప్పాడు, ధర్మాన్ని ఆచరించడం ఫలం కోసం నేను చేయట్లేదు సుమా అని చెప్తూ, ఈశ్వరుణ్ణి నువ్వు నిందించావే అది చాలా దోషమైన పని సుమా. నిజంగా ధర్మము అంత వ్యర్థమైనదే అయితే మహాత్ములందరూ ధర్మాన్ని ఎందుకు పట్టుకున్నారో ఆలోచించు. నువ్వు అధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని ఉదాహరణగా చూపిస్తున్నావు, ధర్మం పట్టుకున్న మహాత్ముని నేను ఉదాహరణగా చూపిస్తున్నాను. వ్యాసో వశిష్ఠో మైత్రేయ నారదో లోమస సుఖ అన్యేత ఋషియ సర్వే ధర్మేణైవ సుచేత సహ. ఈ ఋషులు మహాత్ములందరూ ధర్మాన్ని పట్టుకున్నారు. ధర్మానికి ఫలమిచ్చేవాడు ఈశ్వరుడు అని తెలుసుకుని ధర్మాన్ని పట్టుకున్నారు సుమ. అందుకే వ్యవస్వ సర్వమస్తీతి నాస్తిక్యం భావముత్సృజ. నువ్వు చెప్పిన భావమునకు నాస్తికత అని పేరు సుమ. నాస్తికత అంటే ఏమిటో ఇక్కడ మనకు అర్థమవ్వాలి. ధర్మం ఆచరించినా ప్రయోజనం లేదు అంటే అది నాస్తికత్వం. ఆ ఈశ్వరుడు అనేవాడు లేడు, ఉన్నా చాలా తిరకాస్తు చేస్తూ ఉంటాడు అంటే అదొక నాస్తికత. అందుకే ఈశ్వర నింద ధర్మ నిందే నాస్తికత. ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, ధర్మాన్ని గమనిస్తాడు, ధర్మానికి ఫలమిస్తాడనే భావమే ఆస్తికత. అందుకు వ్యవస్వ సర్వం అస్తీతి, అన్నీ ఉన్నాయనే భావనలోకి వెళ్ళి నువ్వు. అన్నీ ఉన్నాయంటే అర్థమేంటి, ధర్మము ఈశ్వరుడు ఇవన్నీ సత్యము అని నిశ్చయించుకుని నాస్తిక్యం భావము సృజ, నాస్తిక్య భావాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ఈశ్వరం చాపి భూతానాం ధాతారం మాచ వీక్షిప శిక్ష స్వైనం నమస్యైనం మాతే బుద్ధి రుద్రిషి. ఈ మూడు వాక్యాలు ధర్మరాజు గీత అనుకోవచ్చండి. ధర్మరాజు చెప్పిన మాటలన్నీ ఈ మూడు వాక్యాలు అలా గుర్తుపెట్టుకోవాలి యోగ్యులైన వాళ్ళు. ఎంత చక్కగా చెప్తున్నాడంటే ధర్మము లేదని ఈశ్వరుడు లేదని నాస్తిక్య భావాలు విడిచిపెట్టు. ప్రాణాలన్నింటినీ ధరించేవాడు పోషించేవాడు ఈశ్వరుడే. ఆయన లేకపోతే ఇసుమంతు కూడా ఈ జగత్తు నడవచ్చు సుమా. ఆ ఈశ్వరుని తెలుసుకోవడానికి ప్రయత్నించు. కనుక ముందుండవలసింది ఆస్తికత. రెండవది ఆ ఉన్న ఈశ్వరుడు ఏమిటో అని యథార్థ స్వరూపం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఒక్క మూడు మాటల్లోనే మనకు అర్థం ఏం చెప్పాడు. ముందు ఆస్తికత ఉండాలి. రెండవది ఏమిటి, ఈశ్వరుని తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి, శిక్షస్వయనం అనే మాటలు చెప్పాడు. అంటే శాస్త్రము ద్వారా గురువుల ద్వారా ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకో. తెలిసి ఏం చేయాలి, నమస్యైనం ఆయన్ని నమస్కరించు, ఆయన్ని ఆశ్రయించు. ఇలాంటి బుద్ధి నీకు ఇంకెప్పుడు కలగకూడదని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను అన్నాడు ధర్మరాజు. ఎంత విశేషం అండి ఇక్కడ అంశం. అందుకే ఒక్క మాటలో చెప్పాడు, ఆ ఈశ్వరుని పెద్దల ద్వారా తెలుసుకో, ఆయన ఆశ్రయించు చాలు, ఆశ్రయించి ధర్మం చేయి. కనుక ధర్మం ఆచరించడానికి ఆసరా భగవంతుడే, ఇది తెలుసుకోవాలి. లోకాన్ని చూస్తూ ధర్మం ఆచరించేవా, ఆచరించడానికి నీకు ఆసరా దొరుకుతుంది. భగవంతుడిని పట్టుకున్న ధర్మం ఆచరించేవా, ఆసరా దొరుకుతుంది. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ధర్మాలు వదిలేయమని కాదు, ధర్మాలను నాకు అర్పించి అని అర్థం. ఇక్కడ ఆ భావాన్ని ఇక్కడ అంత అద్భుతంగా చెప్పాడు. నిజానికి ఇక్కడ కథా కమామిషి ఏమీ లేదు, కానీ ఈ మాటల్లోనే భారత సారం ఉంది. ఇప్పుడు మనకు ఇక్కడ తెలియాలండి, కృష్ణ పరమాత్మ పాండవుల వైపు ఎందుకున్నాడు, చుట్టమని. ఆయనకు చుట్టమని ఎవరైనా ఉన్నారండి, చుట్టాలని కాపాడుకునేవాళ్ళంటే తన కళ్ళ ముందే యాదవులందరూ నశించిపోతున్నా హాయిగా కాళ్ళు ఉప్పుకుంటూ కూర్చున్నాడు మహానుభావుడు. ఆయనకి తన వాళ్ళు పై వాళ్ళని ఎవ్వరూ లేరు. ఆయన ఎవడు పక్కన ఉంటాడయ్యా అంటే ధర్మం ఉన్నవాడు పక్కన ఉంటాడు. కనుక పాండవుల పక్షపాతి ఎందుకయ్యాడయ్యా అంటే ధర్మపక్షపాతి. కనుక ధర్మపక్షపాతి ఎందుకయ్యాడయ్యా అంటే లోకానికి క్షేమం కలిగించేది ధర్మం గనక, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు స్థితికారకుడైన నారాయణుడు ధర్మం వల్లే లోకానికి స్థితి ఉంటుందని తెలిసి ధర్మం ఎవరు ఉంటుందో వాళ్ళ దగ్గర ఉంటాడు. వాడు అడవుల పాలైనా భగవంతుడు వాడి వైపు ఉంటాడు, ఇది తెలుసుకోవాల్సినది. ఇప్పుడు ఈ ఒక్క యుధిష్ఠిరుడి వల్ల మొత్తం పాండవ పక్షపాతిగా పాండవ బంధుగా స్వామి వ్యవహరించాడు. ఎప్పుడైతే ఈ మాట్లాడినాడో ఒక్కసారి ద్రౌపది కళ్ళొత్తుకుని తన ఉద్దేశాన్ని చెప్తుంది. నేను ఆర్తితో ఇలాగ అన్నానే తప్ప నేను నాస్తికురాలని కాదే ఏ బాబు అని చెప్పింది. ఆర్తితో అన్నాను, కర్మ ఫలము లేదు, కర్మ ఫలాప్తికి కారణంబు విధి కాదు అనంగా అంత ఎరుకలేని. నన్నయ్య గారు ఎంత బాగా అనువదించారు చూడండి. ధర్మానికి ఫలం లేదు, ధర్మ ఫలం ఇచ్చేవాడు భగవంతుడు కాదు అని అనడానికి నేనేమని మూర్ఖురాలినా. మరి ఈ మాట ఎందుకుంటున్నానంటే ఆర్తనై విధి చేయిది కలిపి పలికితి. ఆర్తనై ఈ విధికి దుఃఖిస్తూ నేను ఈ మాట అన్నాను. ఆర్తాహం ప్రళపామీద మితిమాం విద్ధి భారత అని చెప్తూ వేదశాస్త్రములను విధి విధానములను అప్రమాణమను దురాత్ముకులకు పుణ్యగతులు లేవు. ఇది ద్రౌపది చెప్పినటువంటి మాట. ఇది మొత్తం మనందరికీ కూడా ఒక పెద్ద ఘోష అనుకుందాం. వేదశాస్త్రాలు అవి చెప్పినటువంటి విధి విధానాలు అవి ప్రమాణములు కావు అని ఏ దుర్మార్గులు అంటారో వాళ్ళకి అసలు గతులు లేవయ్యా. భూనాథ ఎరుగనిదాన కాను ధర్మతత్వయుక్తి. కేవలం ఆర్తితో నీకు చెప్తున్నది ఏమిటి అంటే సహనం చూపవలసిన చోట సహనం చూపించు, ఆగ్రహం చూపించవలసిన చోట ఆగ్రహం చూపించ, అది నేను చెప్తున్నాను అన్నది ద్రౌపది. ఎప్పుడు సహనం సహనం అంటూ ఉంటే చేతకాని వాళ్ళమైపోతాం. అలాగే సహనం చూపించి చేతకాని వాళ్ళని పేరు పొంది దెబ్బతిన్న వాళ్ళ చరిత్రలు చాలా ఉన్నాయి. అందుకు నేను చెప్తున్నాను అంటే ఆ పక్కన ఉన్నటువంటి భీమసేనుడు ద్రౌపది చెప్పింది పూర్తిగా యథార్థము అని అడిగట్లా. నువ్వు ఎల్లవేళలా కూడాను సహనము శాస్త్రము అని కూర్చున్నావు, కానీ ధర్మం ఎంత అవసరమో అర్థం అంత అవసరమయ్యా అది నీకు తెలియదేమో. నువ్వు చతుర్విధ పురుషార్థాల్లో లేకపోతే త్రివర్గాలలో ధర్మార్థ కామములు ఈ మూడు గురించే నువ్వు ఎక్కువగా ఆలోచించాలి. అయితే నువ్వు మొదటి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, మిగిలిన రెండు గురించి ఆలోచించట్లేదు. మిగిలిన రెండు కూడా అక్కర్లేదు, ధర్మమే కావాలనుకుంటే వాడు ఋషుల్లా తపస్సులు చేసుకుంటూ ఉంటాడు. కానీ రాజ్యపాలన చేసేవాడికి అర్థం ఉండాలి. అర్థం లేకపోతే రాజ్యపాలన ఎలా చేస్తాడు? రాజ్యపాలన నీ ధర్మం కనుక నీ ధర్మం పాటించాలంటే నీకు అర్థం అనేది ఉండాలి. అవి అర్థం అనేది అపహరింపబడినప్పుడు, అర్థం లేకుండా ధర్మం సాధ్యం కానప్పుడు ఆ అర్థం సంపాదించడానికి నువ్వు చేయవలసిన ధర్మం నువ్వు చేయాలా లేదా? కనుక నేను ధర్మము ద్వారా అర్థము, అర్థము ద్వారా ధర్మము రెండు ఒకదానితో ఒకటి పోషింపబడుతూ ఉంటాయి. అయ్యా భారత కథ ఎక్కడైనా మనం పట్టుకోవచ్చు, కానీ ఈ సంభాషణలు ఔచిత్యాల్లో ధర్మాధర్మ చర్చలు అద్భుతంగా ఉంటాయండి. అని వ్యాసుడు భారతాన్ని ఎలా చూపించాడంటే, కేవలం ఇది ధర్మం, ఇది చెయ్యి, ఇది అధర్మం చెయ్యి అని చెప్పడమే కాదు, రకరకాల చర్చలు, రకరకాల వృత్తాంతాలు, రకరకాల అనుభవాలు, రకరకాల కేసులు చూపిస్తూ ధర్మాన్ని చెప్తాడు ఇక్కడ. సర్వధా ధర్మమూలస్థో ధర్మశ్చార్థ పరిగ్రహ. ధర్మానికి అర్థానికి ఉన్న సంబంధం ఎలాంటిదో తెలుసా? మేఘానికి సముద్రానికి ఉన్న సంబంధం లాంటిది అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ సముద్ర జలమును తీసుకుని మేఘం వర్షిస్తుంది, అదేవిధంగా అర్థము ద్వారా ధర్మం వర్ధిల్లుతూ ఉంటుంది. ఇది జలానికి మేఘానికి ఉన్న సంబంధం లాంటిది ఇటువంటిది. కానీ ధర్మము ద్వారా అర్థము, అర్థము ద్వారా ధర్మము, రెండూ చూసుకోవాలి. నువ్వు ఇప్పుడు కేవలం ధర్మాన్ని పట్టుకుంటూ అర్థకామాలు రెండూ చదించి వేస్తే అది దెబ్బతినదా చెప్పు అన్నాడు. పైగా ఇంకొకటి, నువ్వు క్షత్రియుడివే, నువ్వు పరాక్రమంతో వెళ్ళవలసిన వాడివే తప్ప భిక్షావృత్తి చేసుకుంటూ ఇక్కడ కూర్చుని జపం తపం చేస్తానంటే ఎలా అవుతుంది? నీ స్వధర్మం క్షత్రియ ధర్మం, దీన్ని పాటించాలి. ఇక్కడ భీమసేనుడు చెప్పిందని తప్పేమైనా ఉందండి? ద్రౌపది చెప్పింది ఏమైనా తప్పుందా? ధర్మం అంత సూక్ష్మంగా ఉంటుంది. అయితే యుధిష్ఠిరుడు అయ్యయ్యో అని చాలా పొరపాటు పడ్డాను, ఇప్పుడు నా బుద్ధి వచ్చింది అనలేదండి, ఇది తెలుసుకోవాలి. తర్వాత ఇంకో మాట అన్నాడు, నువ్వు నిన్ను, నీ సహనాన్ని, నీ ధర్మాన్ని, ఈ మూడింటి మీద మేము గౌరవం ఉంచి విజృంభించకుండా ఊరుకున్నాం, లేకపోతే ఆ కౌరవ హతకులు నిలిచేవారో చెప్పు. అయినప్పటికీ కూడా ఇప్పుడే మేము వెళ్ళి దండెత్తడానికి సిద్ధం. అర్జునుడు కూడా గాంధీవం పట్టుకున్నాడు, మేము సిద్ధం. అంతేకాదు ఇప్పుడు మనం యుద్ధానికి బయలుదేరి వెళితే ఎవడు ఆపగలడో చెప్పు. మన అన్ని విధాల బలసంపన్నులమై వాళ్ళెవరూ మన ముందు నిలవలేరు. ఇంకో మాట ఉన్నది, మా వనవాసం అజ్ఞాతవాసం అయిపోయిందని చెప్దాం వెళ్ళన్నాడు. ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు మనం వనవాసానికి వచ్చి 13 నెలలు అయింది, కొన్ని లెక్కలు ఉన్నాయ్యా, శాస్త్రంలో ఉంది అది, అస్థి మాస ప్రతినిధి యథాప్రాహుర్మనీషిణ. కొన్ని కొన్ని ఆపద్ధర్మాల్లో శాస్త్రం ఏం చెప్తుందంటే మాసము సంవత్సరానికి ప్రతినిధిగా తీసుకోవచ్చుట. అలా తీసుకుని 13 నెలలు అయిపోయాయి గనక 13 మాసాలు అయిపోయాయి, ఇప్పుడు మీరు రాజ్యం ఇస్తారా చేస్తారా అది అడగాలి ఇక్కడ. వాళ్ళు ఇవ్వమన్నారుగా ఇంకా చేస్తారు అంతే కదా, పదవెళదా అన్నట్టు. అనగానే గొప్ప మాట అంటున్నాడు. ఇక్కడ మనం ధర్మరాజును బాగా అర్థం చేసుకోవాలి. ధర్మరాజు మాట మాటికి శాంతి శాంతి శాంతి అంటున్నాడు అనుకోవద్దు. ఆయన శాంతి సహనం అనే మాట వెనకాల గొప్ప ఆలోచన ఉందండి. ఎవడైతే ప్రశాంతంగా ఉంటాడో వాడు వేసే ప్రణాళిక ఆవేశపురుడు ఎప్పుడు వేయలేడు తెలుసుకోండి. ఎందుకంటే వాడు బుద్ధి చాలా ఏకాగ్రంగా ప్రశాంతంగా ఉంది కనుక మంచి ఆలోచనాత్మక ప్రణాళిక వేయగలరు. ఆవేశపురుడికి ఆలోచన పనిచేయదు సహనం. అందుకు గొప్ప మాట అంటున్నాడు, మీరిద్దరు చెప్పింది సమంజసమే. ఒప్పుకున్నాడు ముందు మాట్లాడి తీరు తెలియాలండి. మీరు చెప్పింది సమంజసమే, కానీ నేను చెప్పింది కూడా ఒక్క మాట ఆలోచించండి. ఎందుకంటే కేవలం అన్ని చోట్ల సాహసం పనికిరాదు సుమా, ముందు వెనక చూడకుండా దూకడమే సాహసం, అది పనికిరాదు. ఏ పనైనా ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఇవేనండి మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే. భారతం మనకు చెప్తున్నది కొల్లలున్నాయి భారతంలో మీరు తెలుసుకోండి ఇక్కడ. అందుకే భారతం కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదన్నాను నేను, ధర్మగ్రంథం. అంతేగాని మనది మత గ్రంథం కాదు, ఆధ్యాత్మిక గ్రంథం కాదని నేను అన్నాం. మన హైందవ మతం ఇటువైపు ఆధ్యాత్మికతని, జ్ఞానాన్ని, జీవితాన్ని అన్ని కలిపి చూపిస్తుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేకాదు ఆధ్యాత్మికత వేరు జీవితం వేరు కాదు, ఆధ్యాత్మికతతో కలిసి బ్రతకడమే నిజమైన జీవితం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. చాలామంది అంటారు స్పిరిచువల్ కాదండి, ముందు భౌతికం కానివ్వండి, దీనివల్ల మనం దెబ్బతినేసామండి. ఆధ్యాత్మిక సంస్కారం లేకుండా కేవలం భౌతిక జీవితం పట్టుకున్న వాడికి ఇక్కడ విఫలుడవుతాడు, పరాన్ని ఎలాగూ పొందలేడు, తెలుసుకోవాల్సింది భారతం చూపిస్తున్నది. అందుకే ఆధ్యాత్మికత వేరు ధర్మం వేరు కాదు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆధ్యాత్మికత కేవలం సన్యాసులకే, మేమందరం ఎలా అయినా బతికివచ్చు అనుకునేటువంటి స్థితిలో ఉన్నాం కనుక ఈ మాటలు జాగ్రత్తగా చెప్పడం. ఈ మహానుభావుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటే, ఏ పని చేయాలన్నా సుమంత్రితే, సువిక్రాంతే, సుకృతే, సువిచారితే, సిద్ధ్యంత్యర్థ మహాబాహో, ఒకటే మాట చెప్పాడు ఇక్కడ. మొత్తం 4 ఉంటే చాలయ్యా వాడు కార్య సాధకుడు అవుతాడు. అంటే ఒక సక్సెస్ సాధించాలంటే ఉండవలసిన లక్షణములు ఇలాంటివి ఎన్ని తీసుకోవచ్చండి, ఉదాహరణ ఒకటి చూపించాం. సుమంత్రితే, మొదటి చెప్తున్నది సుమంత్రితే, మంత్రం అంటే ఆలోచన అని అర్థం. అదేవిధంగా సలహా అని కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ. చక్కగా ఆలోచించి ఆ తర్వాత సువిక్రాంతే, చక్కగా ప్రయత్నించి అంటే ప్రయత్నానికి ముందు రావడం. విక్రమం, క్రమం అంటే అడుగు వేయుట అని అర్థం ఇక్కడ. చక్కగా ఆలోచించుట, ఆ తర్వాత ఆరంభించుట, ఆరంభించిన తర్వాత సుకృతే, చక్కగా పని చెయ్యాలి లోపం లేకుండా. అందుకే మంచి సలహా మంచి ఆలోచన మొదట చెప్పారు, తర్వాత మంచి ఆరంభం సంకల్పంతో వెళ్ళాలి, ఆ తర్వాత చక్కగా చేయాలి. ఈ మూడు చేసినప్పుడు సువిచారితే ముందు వెనకలు అన్ని వైపుల నుంచి ఆలోచించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు. నేను చేతకాక కాదు, మీరు ఒక్కసారి అక్కడున్న బలాన్ని పరిశీలించండి. ఒక్కొక్కడు ఎలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారో తెలుసా? అక్కడున్న వాళ్ళలో ఎవరిని తక్కువ అంచనా వేస్తా నువ్వు? భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వీళ్ళందరూ బాగా శస్త్రాస్త్ర సంపన్నులు. వాళ్ళందరూ కూడా ఆ సభలో మౌనం వహించినప్పుడు నేను మౌనంగా ఉన్నాను. ఎందుకు అంటే ఇంత తెలిసిన వాళ్ళు నోరు ఎప్పుడైనా విప్పుతారా అని చూస్తున్నాను. నాకంటే పెద్దవాళ్ళు, ధర్మాధర్మాలు తెలిసిన వాళ్ళు, కానొక్కడు నోరు విప్పలేదే. ఎందువల్ల? ఆ ధృతరాష్ట్రుడు అక్కడ ఉన్నాడు, వాడిని గమనిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ అనేకం గమనించు అంటే వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు, వాళ్ళ వైపు ఉన్నారు. ఇంత శస్త్రాస్త్ర సంపద కలిగిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు పై కన్నుడిని తక్కువగా అంచనా వేయవలసిన వాడు కాడు, వాడికి శస్త్రాస్త్ర సంపద ఉన్నది. కానీ ఎదిరి బలాన్ని ఒక్కసారి చూడాలి. మన బలం గొప్పది అనుకోవడమే కదా, ఎదిరి బలాన్ని చూడాలి. ఎదిరి బలాన్ని చూడాలంటే ప్రస్తుతం మనకున్న అస్త్ర శస్త్ర సంపద, పరాక్రమ సంపద సరిపోదు. అక్కడున్న వాళ్ళ వయస్సులెంత, వాళ్ళ తపస్సులెంత. ఒకడేమో పరశురాముని సాక్షాత్కరింపజేసుకున్నాడు, పరశురాముడితో కలిసి యుద్ధం చేసి ఆయన్నే ఓడించాడు. మహానుభావుడు ఎవరు? భీష్ముడు వారు. ఒకడు పరశురాముడికి శిష్యుడై బ్రహ్మాస్త్రాదులన్నీ సంపాదించాడు ద్రోణాచార్యుల వారు. ఆ ద్రోణాచార్యులు అన్ని మెలకువలు నేర్పాడు అశ్వత్థామకి. ఈ కృపాచార్యుడు ఏం తక్కువ తినడు. వాళ్ళ తండ్రి అయినటువంటి శరద్వద్ గౌతముడు ద్వారా అనేక అస్త్ర విద్యలు ఆయన సంపాదించాడు. వాళ్ళ నుంచి నేర్చుకున్న విద్యలే మనకున్నాయి. ఇప్పుడు చెప్పు, వాళ్ళు ఎలా ఎదుర్కొంటావు? అందుకే మనం ఇక్కడున్న కాలాన్ని సంపూర్ణముగా మన బలం పెంచుకుంటూ సమయం చూసి వాళ్ళ వైపు మనం యుద్ధం చేయాలి. నేను వద్దని చెప్పలేదు, సమయం చూసి అని. ఎప్పుడైతే మహానుభావుడు ఈ విషయాన్ని ప్రస్తావన చేశాడో దాంతో అక్కడ చర్చ సద్దుమణిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అరణ్య పర్వం యొక్క ఆంతర్యం. అదేమిటయ్యా అంటే, వాళ్ళు సంపూర్ణమైన అసురశక్తుల్ని సంహరింపజేయడానికి కేవలం భౌతిక బలం సరిపోదు, దైవబలం, తపోబలం అనేది కావాలి. గనక ఆ రెండింటినీ సమకూర్చుకున్నారు అరణ్య పర్వంలో. ఇది తెలుసుకోవాల్సింది, కేవలం తపోబలం. అందుకే భోగాలు అనుభవిస్తున్న వాడికి తపస్సు క్షయమైపోతుంది, యోగంలో ఉన్నవాడికి తపస్సు పోగవుతూ ఉంటుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఎవడైతే ఎప్పుడు సుఖాలు అనుభవిస్తుంటాడో వాడు చాలా భయపడుతూ ఉండాలి. సుఖం ఎందువల్ల అనుభవిస్తారు? ఒకప్పుడు పుణ్యం వల్ల. కానీ సుఖాలు అనుభవిస్తూ ఉంటేట దుఃఖపడాలంట, పుణ్యాలు ఖర్చు అయిపోతున్నాయి. అంతేకాదు కొందరు పీనాశ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి అందరూ వినోదిస్తుంటే, అటు వాళ్ళందరూ వినోదిస్తుంటే ఎంత ఖర్చు పోయిందని బాధపడుతూ ఉంటారు. అలాగే మనం సుఖాలు అనుభవిస్తున్న కాలం పుణ్యం ఖర్చు అయిపోయిందని బాధపడాలంట, దుఃఖం అనుభవించినప్పుడు సుఖపడాలంట. అది ఏంటండి అంటే పాపం ఖర్చు అయిపోయిందని ఆనందించాలంట. అదేవిధంగా నిజమైన సుఖం, నిజమైన గెయినింగ్, నువ్వు సంపాదించడం అనేది తపస్సులో ఉంటుంది. కనుక త్యాగంలో, యోగంలో సంపాదన ఉంటుంది, భోగంలో ఖర్చు ఉంటుంది. తెలుసుకోవాలి. అందుకే అక్కడ ఖర్చు పెట్టేసుకుంటున్న దుర్యోధనుడు ఏదో పురోపుణ్యాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళు సుఖాన్ని త్యాగం చేసి యోగంతో ప్రోధి చేసుకుంటున్నారు మహానుభావులు ఇక్కడ. అందుకే ఇది ఒక సాధనా పర్వం అని నిన్న అరణ్య పర్వానికి ఒక నామాంతరం చెప్పుకున్నాం. ఆ లోతులతో చూడాలి. ఆ తర్వాత ఇదే సమయంలో సరిగ్గా ధర్మరాజు ఈ మాటలు చెప్పాడు, దానికి తగ్గట్టుగా ప్రణాళిక జరిగిందండి. వ్యాసదేవుడు అక్కడికి వచ్చాడు. వచ్చి అద్భుతమైన విషయాన్ని చెప్తాడు. నా కృష్ణ పరమాత్మ ప్రేరణతో నీ వద్దకు వచ్చాను, నీకు ఒక విద్యను ఇవ్వబోతున్నాను. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ సామాన్యులు కాదు, వాళ్ళ వెనకాల వాళ్ళని సమర్థించడానికి వచ్చేటువంటి రాజన్య బలం కూడా, నీ శాస్త్ర బలం కూడా సామాన్యమైంది కాదు. మీ బలం తక్కువని నేను అన్ను కానీ, అంతమందిని ఎదుర్కోవడానికి కావలసినటువంటి దైవ బలం కూడా మీకు సమకూడాలి. కనుక నేను ఒక విద్యను నీకు ఇస్తాను, ఆ విద్యను నువ్వు స్వీకరించు అని ప్రతిస్మృతి అని ఒక విద్యనిచ్చాడు. ఈ ప్రతిస్మృతి అనేది అస్త్ర విద్యలు సంపాదించడానికి పనికొచ్చే ఒకనొక మంత్ర విద్య. వివిధములైన అస్త్ర విద్యలు సాధించడానికి పనికొచ్చే ప్రతిస్మృతి అనే విద్యని ధర్మరాజుకు ఉపదేశించాడు వ్యాసదేవుడు. వ్యాసదేవుడు అటు వెళ్ళిన తర్వాత తాను ముందు సాధన చేసి కొంత మంత్రాన్ని, తర్వాత అర్జున్ని పిలిపించి, ధనంజయ నేను నీకు ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, దీన్ని స్వీకరించి నువ్వు తపస్సు చేయని చెప్పాడు. ఇక్కడ అది నేరుగా వ్యాసుడు అర్జునుడికి ఇవ్వచ్చు కదా, లేదా యుధిష్ఠిరుడే ఆ తపస్సు ఏదో చేయొచ్చు కదా. ఇక్కడ కొన్ని ఆలోచించాలి. ఎప్పుడైనా సరే కేవలం స్త్రీకి మంత్రం ఇవ్వరు, భర్త ద్వారా ఇస్తారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాగే ఉపనయన సంస్కారంలో కూడా కేవలం గురువు నేరుగా ఇవ్వకుండా తండ్రి ద్వారా ఇప్పిస్తాడు. మనం చూస్తూ ఉంటాం, ఇవన్నీ సంస్కారములండి, సంప్రదాయాలు. వీళ్ళందరికీ తండ్రి వంటి వాడు యుధిష్ఠిరుడు. అందరూ విజయం సాధిస్తే ఫలితం ఎవరికి వెళ్తుంది? యుధిష్ఠిరునికి వెళ్తుంది. అందుకే మంత్రమిచ్చింది యుధిష్ఠిరునికి, యుధిష్ఠిరుని ద్వారా అర్జునుకు వచ్చింది. ఇది తెలుసుకోవాల్సింది. ఇవన్నీ సంప్రదాయములు అంత చక్కగా కనబడుతూ ఉంటాయి మనకి ఇక్కడ. ఈ విద్యని స్వీకరించి మహానుభావుడు తపస్సుకు బయలుదేరాడు. ఆ బయలుదేరినప్పుడు వీళ్ళు వేసుకున్న వేషం అలాగే తాపసోచిత వేషమే. ఎందుకంటే నారచీరలు మృగచర్మములు ఉత్తరీయంగా ధరించున్నారు వాళ్ళని. మృగచర్మాలు కట్టుకుని తిరగాలట, పెద్ద గట్టిగా నిబంధన పెట్టాడు కదా, అందుకు మృగచర్మాలు కట్టుకుని ఉన్నారు. అలాగు తాపసోచిత వేషమే, జడలు కట్టి ఉన్నాయి, ధనుర్బాణాలు పట్టుకున్నాడు, తపస్సుకు బయలుదేరాడు. ఆ తపస్సు కూడా ఇప్పుడు ఉన్నదే వనములో అయినప్పటికీ కూడా దుర్గమైన ఇంద్రకీల పర్వతం వైపు వెళ్ళారు. ఇంద్రకీలాద్రి అంటే హిమవత్ పర్వత శ్రేణులలో ఉన్నది, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అక్కడున్నది ఇంద్రకీలాద్రి. అటువైపు బయలుదేరాడు. వెళుతూ ఉంటే తోవలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనబడ్డాట. ఈయన పెద్దవాళ్ళు కనబడితే నమస్కారం చేయాలి కనుక నమస్కారం చేశారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు అన్నట్ట, ఏమిటి వేషం అన్నాడు. ఇదంతా కూడా తాపసులు, ఋషులు, సిద్ధపురుషులు, యోగులు సంచరించే హిమవత్ పర్వత శ్రేణి. ఇక్కడ హింసాపూర్వకమైన ఆయుధాలు పట్టుకుని రావడం తగిన పనేనా? నువ్వు అసలు దేనికి వచ్చినట్టు? తపస్సుక వేటక, ఏమిటి నువ్వు చేసినటువంటి పని అని అంటే, వెంటనే నమస్కారం చేసి, అయ్యా నేను క్షత్రియుణ్ణి, నా ధర్మమైన పరాక్రమాన్ని, శత్రుని జయత్వాన్ని కోరడానికి తపస్సు చేయడానికి వచ్చాను, అందుకు నా వేషం సముచితమే అన్నట్ట. ఈ మాట వినగానే సంతోషించాడు ఆ విప్రుడు. తన యథార్థ స్వరూపాన్ని చూపించాడు, అతను ఇంద్రదేవుడు అండి, పరీక్షించాడు. ఎందుకంటే స్వధర్మం కోసం చేసినటువంటి తపస్సు ఇది. చాలా సంతోషం. అసలు నువ్వు ఈ తపస్సులన్నీ ఎందుకయ్యా? ధర్మం ఆచరించడానికి. ధర్మం ఎందుకయ్యా? సద్గతులు పొందడానికి. నీకు సులువైన ఉపాయం చెప్తాను, ఆ సద్గతులని నేను ఇస్తాను, ఇవన్నీ మానివేసి నాతో వచ్చాయన్నట్టు. ఇది పెద్ద పరీక్ష. నీకు సద్గతి అంటే ఏ లోకం కావాలంటే ఆ లోకం ఇస్తాను, ఊర్ధ్వలోకాల్లో. ఎందుకంటే ధర్మం వల్ల ఫలితం అదేగా, ఏది కావాలంటే అది కోరుకో, నీకు ఆ పరమస్థితిని నేను ఇస్తాను అని అంటే ఎంత గొప్పగా మాట్లాడాడు చూడండి. ఇక్కడ అటువంటి స్థితి నాకు కాదు కావలసింది. నేను లోభం చేత కానీ ఏదో కోరిక చేత కానీ ఇక్కడికి రాలేదు. అంటే తపస్సు చేయడానికి ఎలాంటి మనస్సంస్కారం ఉండాలో చూపిస్తున్నాడు ఇక్కడ. నేను ఇక్కడ వచ్చినది నా అన్న మొదలైన వారు అవస్థల పాలవుతున్నారు, వాళ్ళందరూ ధర్మబద్ధంగా తిరిగి స్వస్థితికి చేరుకోవాలి. వాళ్ళు కష్టాలతో ఉంటూ ఉంటే నేను వచ్చి అక్కడ స్వర్గాల్లో ఉత్తమ గతులు పొందడం కాదు, నాదైన స్వధర్మంతో అస్త్రవిద్యని సంపాదించి శత్రుంజయత్వాన్ని సాధించి మా అన్నగారు మళ్ళీ సుస్థితిలోకి రావాలని తపస్సు చేస్తున్నాను. దాని ముందు నువ్వు చూపించేటువంటి లోకాలు ఇవి కూడా చిన్నవే అని చెప్పాడు మహానుభావుడు. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఎలా చూపిస్తున్నారు ఇక్కడ. శభాష్, నీ యొక్క చిత్తశుద్ధిని, సంకల్ప దీక్షని పరిశీలించడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ సర్వ విద్యలకి గురువు ఒక ఆయన ఉన్నాడయ్యా. అస్త్ర విద్యలు కానీ బ్రహ్మ విద్య కానీ ఏది కావాలని ఆయనే ఇవ్వాలి. నువ్వు ధర్మరాజు ద్వారా పొందిన మంత్రంతో ఆయన మెప్పు పొందు, ఆయన ఒక్కడ అనుగ్రహం పొందేవా, దేవతలందరూ నిన్ను అనుగ్రహిస్తారు. ముందు మా అందరం కాదు, ముందు ఆయన. ఆయన అనుగ్రహం పొందితే మేమందరం అనుగ్రహిస్తాం. ఆయనే దేవదేవుడు, మహాదేవుడు, సదాశివుడు. ఆ పరమేశ్వరుని ఉద్దేశించి నువ్వు తపస్సును ఆచరించు అని చెప్పగానే అర్జునుడు ఆ ఇంద్రకీల పర్వతంలో ఇంద్రుని ఆశీర్వచనాలతో తపో దీక్ష కూర్చున్నాడు. మామూలు తపస్సు కాదండి, అఖండమైన తపస్సు చేశాడు ఇక్కడ. మొదటిగా ఒక 3 నెలల పాటు నేల మీద పడినటువంటి ఎండుటాకులు మాత్రమే భుజించేవాట. ఆ తర్వాత 3 రోజులకు ఒకసారి ఫలాలు తినేవాడు. ఆ తర్వాత 6 రోజులకి ఒకసారి పళ్ళు తినేవాడు. క్రమంగా 15 రోజులకు ఒకసారి పళ్ళు. అంటే ఆహార విసర్జనం క్రమంగా చేస్తూ తర్వాత జలాన్ని స్వీకరించి కొంతకాలం తర్వాత జలాన్ని కూడా విడిచిపెట్టి వాయుభక్షకుడు, అంటే కేవలం ప్రాణాయామంతో జీవించడం. దీన్ని బట్టి తపస్సు అనేది ఏమిటో అర్థం కావాలి. అలా తపస్సు చేస్తూ కేవలం కాలి బొటనవేలి కొన మీద నిలబడి ఊర్ధ్వబాహుడై ఈశ్వరుని ఉద్దేశించి ధ్యానం చేస్తూ తపస్సును ఆచరిస్తున్నాడు. పైగా ఆ తపస్సు యొక్క తీవ్రత ఎంతగా ఉన్నదంటే ఆ తేజస్సు మొత్తం తప్పింపజేస్తుంది లోకాన్ని, అంత తేజస్సు వచ్చింది. అప్పుడు మహర్షులు, దేవతలు వెళ్ళి శివుని ప్రార్థించారు, అతని యొక్క తేజస్సు అంత విస్తారమై ఉన్నదయ్యా, నువ్వు తొందరగా అనుగ్రహించు. అంటే అతడికి ఏం కావాలో మనస్సంకల్పం నాకు తెలుసు, అతనికి స్వర్గం పట్ల కోరిక లేదు, ఐశ్వర్యం అక్కర్లేదు, ఆయువుని కోరుకోవట్లేదు ఆయన. ఆయన ఏం కోరుకుంటున్నాడో నాకు తెలుసు, నేను అతను అనుగ్రహిస్తానన్నాడు పరమేశ్వరుడు అని అనుగ్రహించడానికి బయలుదేరుతున్నాడండి శివుడు. ఎలా బయలుదేరుతున్నా అంటే తన యథార్థ స్వరూపం కాదు, అనుగ్రహించడానికి అనువైన రూపాన్ని ధరించుతున్నాడు. ఆ రూపం ఎలా ఉన్నదో వ్యాసుల వారు అద్భుతంగా వర్ణించారు. ఏమీ తక్కువ తినకుండా నన్నయ్య గారు అందిస్తున్నారు ఇక్కడ. కాంచనా వర్ణాపఘనుడై మహోన్నత కర్ముక హస్తుడై కలకంఠుడు ఎరుక రాజయ్యే. కాంచనావర్ణాపఘనుడై, బంగారు రంగుట పరమేశ్వరుడి శరీరం. హిరణ్య భాగవే హిరణ్య రూపాయ హిరణ్య వర్ణాయ హిరణ్య పతయ అంబికాపతయ పశుపతయే ఉమాపతయే నమో నమః. హిరణ్య వర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్య భాగవే, బంగారు మేనికాంతితో ప్రకాశిస్తూ మహోన్నతమైన ధనుస్సు పట్టుకుని ఆ నీలకంఠుడు వస్తూ ఉంటే ఆ ప్రక్కన అద్రీంద్ర తనూజయు వనచరీభావంబు వరలదాల్చి, ఎలాగో కొండలరాజు కూతురు కనుక ఆ బోయిసాని వేషం చక్కగా ధరించింది ఆవిడ. కురుచ చేతులు మిడుగుడ్లును గడుకున్న తరటుల మరి చెంచు తలలునమరా దడవిండ్లు చేపట్టి తడయక ఎరుకలై ఆర్చుచు భూతమ్ముల ఆత్మసతుల ఎరుకసతులగా వించి ఆయన చుట్టూ ఉన్న ప్రమదాది గణములన్నీ కూడా బోయవారిగాను వారి యొక్క శక్తులన్నీ కూడా బోయ కాంతలుగాను మారి ఆ ఎరుక రాజు ముందటం పక్కి ఎలనొక్క ముగిని నిలిచి అంత వేట నెపంబున అంధకారి కదలే తద్వనమెల్ల కదలుచుండ స్వామి కదిలి వస్తూ ఉంటే వెనకాల అనుచరులందరూ ఉత్సాహంగా వస్తున్నట్ట ప్రక్కనుంది అమ్మ మలరా కూతురు బోయసా నివెని వెంటన్ రాగా అంటారు విశ్వనాథారు అలా వస్తున్న ఆ స్వరూపానికి మొత్తం వనమంతా అదిరిపోయింది అలా వస్తున్నది ఆ సమయంలో పరమేశ్వరుని యొక్క మాయ చేత మూకాసురుడైనటువంటి ఒక రాక్షసుడు వరాహ రూపం ధరించి అక్కడికి రాగానే తపస్సు చేస్తున్న ఆయనకి వరాహం యొక్క అలికడికి భంగం కలిగి వెంటనే దానిపై బాణాన్ని ఎక్కుపెట్టాడు అర్జునుడు. అక్కడి నుంచి వచ్చి ఆగు ఆగు, ఇది ఈ చోటు అంతా కూడా మాది, మేము తిరుగుతున్నాను, నువ్వు తొందరపడకు అని తాను బాణాన్ని తీసేట. ఈ మాట వినే లోపలే ఆయన బాణాన్ని ప్రయోగించాడు. ఆయన బాణం ఇటు కిరాతుని బాణం ఒకేసారి వచ్చి తగిలింది. ఆ పంది అక్కడ మరణించింది. దానితో ఇరువురికి తగాదా మొదలైంది. ఎవరు ముందు సంహరించారు? ఇది మా చోటు నా వేటు, నువ్వెవడివి అని ప్రశ్నించాట కిరాతుడు. వెంటనే ప్రతాపం నాది, ఈ గాంధీవనంలో ఉండేవేవో నీకు చూపిస్తాను కావాలంటే, నేను ఇది కూడా నా చోటుగానే ఇక్కడ తిరుగుతున్నాను. ఎలా అంటే హిమవత్ పర్వతాల్లో కార్తికేయుడు అలా తిరుగుతాడో నేను అలా తిరుగుతున్నాను అన్నాడు అండి. ఇక్కడ గొప్ప మాట అంటే శివుడికి ఒక్కసారి వాళ్ళ అబ్బాయి గుర్తొచ్చేట్టు మాట్లాడాడు అండి అర్జునుడు. ఎంత గొప్ప మాట ఇక్కడ చెప్పాడు, కార్తికేయుడు గుర్తు రావాలి, అంత వాత్సంగ ఇంకా అడగాలి, అది గొప్ప మాట అనుకోకుండా పలికింది అతను నోటంట. అంటే కార్తికేయుడిలా నేను తిరుగుతున్నాను అనగానే నేను ముందు బాణం కొట్టానంటే నేనని వాళ్ళిద్దరూ పరస్పరం ఘర్షణకు దిగ్గానే ముందుగా కిరాతుడు ధనుస్సును ఎక్కుపెట్టుకున్నాడు కోపంగా. వెంటనే అర్జునుడు మహావేగంగా బాణాలు వేయడం మొదలుపెట్టాడు. చిత్రం ఏంటంటే మొదట వేసిన బాణాలన్నీ చేత్తో పట్టుకున్నట్టండి ఆయన. తర్వాత అస్త్రములు అంటే మంత్రపూర్వకమైన బాణాలు వేయగానే నిలబడ్డాడు పరమేశ్వరుడు. అవన్నీ ఆయనలోకి వెళ్ళిపోయాడు లోపలికి. అది ఎలాగయ్యా అంటే సముద్రంలో కురిసిన వాన చిలుకులు సముద్రంలో కలిసినట్లుగా, మిడతలు అగ్నిలోకి దూకి అవి అగ్నిగా మారిపోయినట్లుగా, వాటిలో లీనమైనట్టుగా ఇవన్నీ పరమేశ్వరుడు లీనమయ్యాయి. మందహాసం చేస్తున్నాడు స్వామి అంతే, అక్కడ నిలబడి ఉన్నాడు. తప్పుడు ఆలోచించుకున్నాడు, ఇతడెవడు? హిమవత్పర్వత ప్రాంతాల్లో అనేక మంది మహాత్ములు సంచరిస్తూ ఉంటారని విన్నాను, వారిలో ఇతడెవడైనా అయ్యుంటాడా? ఇతడు దేవతయా, యక్షుడా, అమరుడా, అసురుడా, ఎవరైనా కావచ్చు అనుకుని వెంటనే గాంధీవం పట్టుకున్నట్టు. ఇది చాలా అపురూపమైనది, సామాన్యం కాదు. ఆ గాంధీవం తీసుకుని ముందుగా వింటి నారితో అతని మెడవైపు వేసి గట్టిగి లాగెట్టాడు. వెంటనే పరమేశ్వరుడు కూడా గట్టిగా లాగాడు, నిలబడలేకపోయాడు ఇప్పుడు అర్జునుడు. అప్పుడు ఆ గాంధీవాన్ని చేత్తో పట్టుకుని, ఎందుకంటే అక్షయతూనీరంలో ఉన్నటువంటి అమ్ములన్నీ అయిపోయాయి, అప్పుడైనా ఆలోచించద్దండి. అక్షయతూనీరం అంటే అమ్ములు ఎప్పుడు ఖాళీ కావు, అలానే మొత్తం ఇప్పుడు ఖాళీ అయిపోయి అన్ని ఆయన లోపలికి వెళ్ళిపోయాయి. ఖాళీ కాని అమ్ములు పది ఖాళీ అయ్యిందంటే నేను ఎవడాను గట్టిగా ఆలోచించాలి కదా, ఆలోచించిన నిలవలేదు ఆలోచన. ఎదురుగా సంభవమాయి ఉంటూ ఉంటే ఆలోచన ఎలా పనిచేస్తుంది? మాయ ఆయన పక్కనే ఉంది అమ్మవారి రూపంలో. వెంటనే ఆ ధనుస్సును తీసి ధనుష్ కోటితో అంటే దాని అంచుతో పరమేశ్వరు నెత్తి మీద అక్కడ కొట్టేటండి. చిత్రం ధనుసు కూడా లోపలికి వెళ్ళిపోయింది, కనబడలేదు, దాని యొక్క చిరునామావే తెలియలేదు. వెంటనే చూసి మహోగ్రంగా ఖడ్గం తీసేట బయటికి. ఆ ఖడ్గం తీసుకువెళ్ళి పరమేశ్వరు నెత్తి మీద ఖడ్గంతో కొట్టేటండి. ఇక్కడ ఖడ్గంతో కొట్టగానే ఖడ్గం కూడా లోపలికి వెళ్ళింది. ఆశ్చర్యం, ఆ ఖడ్గం సామాన్యం కాదు, అవన్నీ అగ్నిభట్టారు ఇచ్చినటువంటిది. ఖాండవన దహన సమయంలో అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి ఆశ్చర్యపోయి ఇంకా లాభం లేదని కుస్తీ పట్టుకు సిద్ధమయ్యాడు. ఇక్కడ ఆ కుస్తీ పట్టుకు సిద్ధమైనప్పుడు పైనుంచి దేవతలు చూస్తున్నారండి శివుడితో కుస్తీ పట్టులు. ఆయన కూడా చక్కగా పడుతున్నాడు. ఏ పరమేశ్వరుని యొక్క పాదం యొక్క వేలు గోళ్లను కూడా చూడలేమో అలాంటి పరమేశ్వరుడు యొక్క శరీర స్పర్శ ఆయన పట్టు లభిస్తుందట. పైగా ఒకసారి బాహుమూలంలో గట్టిగా ఇరికించి ఒక గుద్దు గుద్దట పరమేశ్వరుడు. వెంటనే కింద పడ్డాడు, నెత్తురుస్తో శరీరం నుంచి ఒళ్ళంతా నెత్తురుతో తడిసింది అర్జునుడికి. మూర్చిపోయి చతికిల పట్టి బలం చాలట్లేదు అని, ఇతడు ఎవడో మహామాయావై ఉంటాడు, ఇతన్ని ఎదుర్కొనే బలం నాకు కావాలని అప్పుడు అంతవరకు తాను అక్కడ పూజించాడు ఒక పార్థివలింగాన్ని. అక్కడికి వెళ్ళేటండి తిన్నగా ఆ పార్థివలింగానికి దండం పెడుతున్నాడు. అప్పటికి పూజ చేశాడు, ఇంకా ప్రక్కన పూజించవలసిన మారేడు దళాలు పువ్వులు కొన్ని ఉన్నాయి, అవి తీసి మరొక్కసారి వేసి, పరమేశ్వర ఇతడెవడో మహామాయావి, ఇతడితో గెలవడానికి శక్తి నీయవయ్యా, నువ్వే శరణు అన్నట్ట. శరణం శరణం గత్వా భగవంతం పినాకిని మృణ్మయం స్థండిలం కృత్వా మాల్యేనా పూజయత్. అక్కడున్న మాల్యములతో పూజించాడు మృణ్మయమైన పార్థివలింగాన్ని. అలా పూజించి ఆ దండలు వేసి ఒక్కసారి బలాన్ని తెచ్చుకున్నాడు తిరిగి అట్ట కిరాతుడి వైపు. కిరాతుడు నవ్వుతూ నిలబడ్డాటండి. అప్పుడు గమనించాడు అర్జునుడు, ఇప్పుడు తాను ఏ మాల ఏ దళములు వేశాడో అది కిరాతుడు తలపై కనబడ్డాడు. ఒకసారి ఆశ్చర్యంగా, అందుకే మనం ఇక్కడ లింగం మీద వేసినా అక్కడ కైలాసంలో శివుడు తలపై ఉంటుందని తెలుసుకోవాలి. ఇక్కడ గ్రహించవలసిన అంశం ఇది. ఎదురుగా చూపించాడు, ఇక్కడ ఆ చూపించాడు ఎంతవైనమండి, తన అసలు స్వరూపం చూపించకుండా ఆ వేసినటువంటి బిల్వము దండ నెత్తి మీద చూడవయ్యా అన్నాడు ఆ జటాజుటలు. అంతే అలా నిలబడ్డాడు, పరిశీలించాడు. తచ్చ మాల్యం తదా పార్థః కిరాత శిరసి స్థితం అపశ్యత్ పాండవ శ్రేష్ఠో హర్షేణ ప్రకృతింగత. చిత్రం ఏంటంటే ఇంత అందమైన సన్నివేశాలు తెలుగు భారతాల్లోకి రాలేదండి, అది కించిత్ బాధ. ఎంత అందమైన మాట ఇక్కడ, ఎప్పుడైతే చూశాడో ఒళ్ళు పులకించిపోయింది. ఎదురుగా నిలబడ్డేవాడు ఎవడో కాదు, ఎవడి కోసం కొలుచుకుంటూ ఎవడి కోసం తపస్సు చేస్తున్న స్వామి నిలబడ్డాడని నోట మాట రాక ఆనంద పారవస్యంతో బాష్పములతో చూస్తూ ఉంటే అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, ఓ విశాలాక్ష, నీ యొక్క ధైర్యానికి నేను చాలా సంతోషించాను. నువ్వు నా అసలు స్వరూపం చూడాలి అంటే నీకున్న ఈ చూపు చాలదు, నేను నీకు దివ్య దృష్టిని అనుగ్రహిస్తున్నాను. నువ్వు నా ద్వారా పాశుపతాస్త్రం పొందడానికి అన్ని అర్హతలు సంపాదించావు అని నా స్వరూపాన్ని చూడు అని దివ్య దృష్టినిచ్చాడు. ఎప్పుడైతే దివ్య దృష్టినిచ్చాడో ఎదురుగా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం దర్శనమిస్తున్నది. ఆ స్వరూపం ఎలా ఉన్నదయ్యా అంటే, వరదుడు పార్థు శౌర్య విభవం బున కాతని ధైర్య వృత్తిక ప్రరుదుగమెచ్చి సన్నిహితుడయ్యే జటామకుటెందు రేఖయుంకరమున శూలమున్ గరళకాల గళంబు బృహద్ గజాదినాంబరము తృతీయ లోచనము పన్నగహారము నొప్పుచుండగన్. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం దర్శనమైంది. చంద్రశేఖరుడై చేతిలో శూలం పట్టుకుని మందహాసం చేస్తూ నీలకంఠుడై గజ్చర్మాంబరు ధరించి మూడు కళ్ళతో సర్పాభరుడై నా స్వరూపంబు సూడుమని దివ్య దృష్టిని అనుగ్రహించిన, ఎప్పుడైతే ఆ స్వరూపాన్ని చూశాడో అర్జునుడికి ఒళ్ళు పులకించిపోయి ఆనంద పారవశ్యంతో శివతత్వమంతా హృదయంలో పొంగులు వారుతూ శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోగ సంధారి పుణ్యస్వరూప విరూపక్ష దక్షద్వర ధ్వంసక దేవనీదైన తత్వంబు భేదించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులను బుద్ధిమంతులు విచారించుచున్ నిన్ను భావింతు రీశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావా భవానీపతి నీవు లోకత్రయీ వర్తనంబున్ మహీవాయుఖత్మగ్ని సోమార్కతోయంబులం చేసి కావించి సంసార చక్ర క్రియాయంత్ర వాహుండవైత ఆదిదేవా మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితు నిర్మల జ్ఞాన దీప ప్రభాదాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారులు జితక్రోధ రాగాది దోషులు యథాత్ములు యతీంద్రులు భవత్పాద పంకేరుహ జ్ఞాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులైర వ్యయ భవ్యసేవ్యా భవా భర్గ భట్టారక భర్గ వాగస్య కుత్సాది నానా మునిస్తోత్ర దత్తావధానా లలాటి క్షణోగ్రహ భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగిర్వాణ గంధర్వులున్ సిద్ధ సజ్జోరయంద్రా సురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమస్తే నమః. ఈ దండకం మొదలు పెడితే చివరి వరకు ఆపలేమండి. నన్నయ్య గారు ఎంత అద్భుతమైనటువంటి వేదాంత రహస్యాలు ఇందులో పెట్టారు. ఒక్క దీనికి వ్యాఖ్యానిస్తే శివతత్వం అంతా బయటకు వస్తుంది, కానీ సమయ విస్తర భీతి చేత వ్యాఖ్యానించడం లేదు. మరెప్పుడైనా భగవంతుడి సందర్భం కల్పిస్తే చూద్దాం. ఇందులో మొత్తం పరమేశ్వరుడు అంటే ఏమిటి, ఆయన్ని పొందడానికి ఉపాయం ఏమిటి, ఆ ఉపాయము ద్వారా పొందిన వారు ఎలాంటి ఆనందాన్ని అనుభవిస్తారు, ఈ మూడు ఇందులో చెప్పబడ్డాయి. ఏది సాధ్యము, ఏది సాధనము, సిద్ధి ఎలా ఉంటుంది, ఈ మూడు చెప్పిన ఒక సంపూర్ణమైన స్తోత్రం. చిత్రం ఏంటంటే మూలంలో ఉన్నదానికి వన్నె పెట్టాడు నన్నయ్య, సామాన్యం కాదు, చాలా అద్భుతమైన విషయం చెప్పాడు. ఇక్కడ మూలంలో అనేక రకాల శ్లోకాలు ఉన్నాయి భారతంలో, కానీ కొన్ని శ్లోకాలు ఇక్కడ చెప్పుకుని ఆ మంత్రశక్తిని పొందుదాం. కపర్దిన్ సర్వదేవేశ భగనేత్ర నిపాతన దేవదేవ మహాదేవ నీలగ్రీవ జటాధర కారణానాంచ పరమం జానేత్వాం త్రయంబకం విభుం దేవానాంచ గతిం దేవా తత్ప్రసూతమిదం జగత్ అజేయస్త్వం త్రిభిర్లోకైః స దేవాసురమానుషైః శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపిణి దక్షయజ్ఞ వినాశాయ హరిరుద్రాయ వై నమః. ఈ శ్లోకంలోనే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మంత్రం దాగి ఉందండి. మనం రెండో రోజున చెప్పుకున్న అందరం కూడా దీక్షగా చేద్దాం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. తిక్కన గారు దీన్ని అందించారు. ఎందుకు అందించారంటే భారతం యొక్క కీలకం అక్కడుంది, అక్కడ ఎలా ఉంది అనేది చివరి రోజుల లోపల మనం ఎప్పుడు తెలుసుకుందాం. అంత రహస్యమంతా శివాయ విష్ణు రూపాయలు ఉందండి ఇక్కడ, సామాన్యమైన అంశం కాదు. హరిరుద్రాయవై నమః అన్నాడు ఇక్కడ. అందుకే మొత్తం భారత హృదయాన్ని తిక్కనగారి సాక్షాత్కరింపజేసుకుని శ్రీయన గౌరినాబరుగు చల్వకు చిత్తము వల్ల వింప భద్రాయుత మూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడి భక్త జనంబు వైదిక ధ్యాయత కిత్తమిచ్చు పరతత్వము గొల్తున్న అభీష్ట సిద్ధికిన్ అని ప్రార్థించారు. మహామంత్రం యొక్క విశేషం తర్వాత మనం ఇంకా తెలుసుకుందాం. తర్వాత ఘట్టాల్లో శివకేశవులు విజృంభించి కనిపిస్తారు, అప్పుడు మనకు దర్శనమిస్తుంది.